అథర్వణ వేదాంతర్గత 24 నారద పరివ్రాజక ఉపనిషత్ అధ్యయనవచన పుష్పము 5వ ఉపదేశము సన్యాసి విధములు. శ్రీ నారదుడు, హే భగవాన్, ఇప్పుడు నాదొక సందేహము, దయచేసి నివారించ ప్రార్థన. సర్వకర్మ నివర్తక సన్యాస ఇతి త్వయా ఉక్తః. మీరు మాకు సన్యాసయోగము గురించి బోధిస్తూ సర్వకర్మల నుండి ఉపసంహారము, కంప్లీట్లీ విత్డ్రోయింగ్ ఫ్రోమ్ ఆల్ ఫంక్షనల్ డ్యూటీస్ అని చెప్పుతూ వస్తున్నారా? లేక నాకు అట్లా అనిపిస్తోందేమో. అలా చెప్పుచునే స్వాశ్రమాచార పరో భవేత్, తనుకూడా సన్యాసాశ్రమ ఆచారపరుడే ఉండాలి అని కొన్ని ఆచారములను, డూయింగ్ గురించి నియమములుగా చెప్పుచున్నారు కదా, తప్పక నిర్వర్తించాలి అని సూచిస్తున్నారు. 1. కర్మలు, విధులు ఆశ్రమానుసారంగా నిర్వర్తించటము. 2. కర్మలన్నీ సన్యసించటము. ఈ రెండు విషయముల గురించి మరికొంత వివరించి చెప్పండి. శ్రీ పితామహులవారు, చైతన్యమూర్తి అగు ఆత్మ శరీరియై దేహమును స్వీకరిస్తున్నదిగా అగుచున్నది. అట్టి శరీరి దేహముతో 4 అవస్థలు అనివార్యంగా కలిగి ఉంటున్నాడు. 1. జాగ్రత్ అవస్థ. 2. స్వప్నావస్థ. 3. సుషుప్త్యవస్థ. 4. తురియావస్థ. ఈ 4 ప్రవర్తమానడుగుచున్న జీవితాభిమాని అగుజీవుడు వాటికి అధీనమైన టీ కర్మ, జ్ఞాన, వైరాగ్యములతో ప్రవర్తమానుడై ఉంటున్నాడు. అట్టి సందర్భానుచితంగా ప్రవర్తమానుడగు పురుషుడు పురుషకారము ప్రదర్శించు జీవుడు తత్తత్ అనుకూలమైన ఆచారములను, సిచ్యుయేషనల్ ఆస్ వేల్ ఆస్ కోంటెక్స్చువల్ ఆక్స్ డీడ్జ్, నిర్వర్తించటము అనివార్యము అగుచూ ఉంటుంది. కాబట్టి జీవుడు దేహమున్నంతవరకు ఆయా స్థితికి సంబంధించిన కర్మలు నిర్వర్తించక తప్పేది కాదు. శ్రీ నారదుడు, ఓహో, అట్లాగా? అయితే సన్యాసము అనేది అనేక రకములైనవి అని మీరు చెప్పే వాక్యములను అనుసరించి నేను అర్థం చేసుకుంటూ భావిస్తున్నాను. తండ్రి, ఈ విషయం మాకు బోధించండి. సన్యాసములు ఎన్నెన్ని రీతులుగా ఉంటాయి? హౌ మెనీ వెరైటీస్? వాటి భేదాలు ఏ విధంగా ఉంటాయి? హౌ దే ఆర్ ఆల్ డిఫరెంట్ ఫ్రోమ్ ఈచ్ అదర్? వాటి అనుష్ఠాన భేదములు, ప్రాక్టీసింగ్ డిఫరెన్సెస్ ఏమేమి? అవి ఏ విధములుగా కనబడుచూ ఉంటాయి? వారి కర్మనిర్వహణ భేదములేమేమిటి? ఆయా వివరాలన్నీ బోధించటమును మేము అర్థిస్తున్నాము. పితామహ భగవానుడు, సరే, సన్యాస భేదములు, ఆచార భేదములు ఏవేవి, ఏ రీతిగా ప్రసిద్ధమై ఉన్నాయి అను నీ ప్రశ్నకు సమాధానము మనము చెప్పుకుందాము. తత్వతః అస్తి ఏక ఏవ సన్యాసః. వాస్తవానికి సన్యాస తత్వము అనేది ఒక్కటే అయినప్పటికీ, 1. జ్ఞానజ్ఞానముల దృష్ట్యా 2. కర్మ విశేషముల వశంగా కొంత భేదముల చేత శాస్త్రములచే 4 రకములుగా చెప్పబడుతోంది. ఉపాగతః 1. వైరాగ్య సన్యాసి. 2. జ్ఞాన సన్యాసి. 3. జ్ఞాన వైరాగ్య సన్యాసి. 4. కర్మ సన్యాసి. 1. వైరాగ్య సన్యాసి విధానము, దుష్టమదన అభావాచ్చైతి విషయ వైతృష్ణ్యం ఏత్య ప్రాక్ పుణ్యకర్మవశాత్ సన్యస్తః స వైరాగ్య సన్యాసి. 1. దుష్టమైన బంధము, దోహఖముల పర్యవసానము కలిగిన అభ్యాసములలో చిక్కుకున్నానే, ఈ జీవితావకాశమును వృధాపరచుకోకూడదు అను ఎరుక అవేర్నెస్ పొందుచున్నాడు. జగద్విషయముల పట్ల, ఇంద్రియ విషయముల పట్ల ఏర్పడుచున్న తన యొక్క తృష్ణ అర్జ్ నీ గమనించిన వాడగుచున్నాడు. పూర్వ పుణ్యకార్యముల ఫలముగా సన్యాసభావములతో సన్యసించుచున్నాడు. ఈతడు వైరాగ్య సన్యాసి అని పిలువబడుచున్నాడు. 2. జ్ఞాన సన్యాసి. శాస్త్ర జ్ఞానాత్పాప పుణ్యలోకానుభవ శ్రవణాత్ ప్రపంచ ఉపరతః క్రోధ ఈష్య అసూయ అహంకార అభిమానాత్మక సర్వసంసారాం నివర్త్య దారేషణ ధనేషణ లోకేషణాత్మక దేహవాసనానాం శాస్త్రవాసనానాం లోకవాసనానాం త్యక్త్వా వమనాన్నం ఇవ ప్రాకృతికం సర్వమిదం మత్వా సాధన చతుష్టయ సంపన్నో యః సన్యసితి స ఏవ జ్ఞాన సన్యాసి. మరొకడు వేదాంత శాస్త్రము లేక తత్వశాస్త్ర శాఖలైనట్టి వేద, ఉపనిషత్, పురాణ, చారిత్రాత్మక విషయముల జ్ఞానము సంపాదించుకొనుచున్నాడు. ఈ ఎదురుగా కనిపిస్తున్న పాంచ భౌతికమగు ప్రపంచమునకు ఆవల ప్రకాశిస్తూ సమస్తమునకు ఆధారమయ్యున్న ఆత్మతత్వము వైపుగా దృష్టిని సారించుచున్నాడు. దృశ్యము పట్ల అజ్ఞానపూర్వకంగా ఏర్పరచుకున్న సంబంధ బాంధవ్యముల కారణంగా రూపుదిద్దుకొని హృదయములో ప్రవేశించియున్న క్రోధము, ఈర్ష్య, అసూయ, అహంకార, అభిమానాత్మకమైన సర్వసంసార వ్యవహారములను నివర్తము, ప్రవృత్తి లేనిదిగా, తొలగిపోవునదిగా తీర్చిదిద్దుకుంటున్నాడు. దారేషణ, ధనేషణ, లోకేషణలను, భార్య, భర్త, బంధు సంబంధమైన కోరికను, ధనము సంపదల పట్ల, లోకములో పేరు ప్రతిష్టల పట్ల, వస్తు సమూహముల పట్ల, సొంతము కావాలనే కోరికలను, ఈషణత్రయమును క్రమంగా వదిలివేస్తూ ఉన్నాడు. దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన అనే త్రివాసనలను క్రమక్రమంగా పరిత్యజిస్తూ వస్తున్నాడు. ప్రకృతి పూర్వకంగా ఇంద్రియ విషముల పట్ల ఏర్పడే ప్రియత్వమును, ఆధారపడి ఉండటము మొదలైన వాటిని కక్కిన కూడు వంటిది అని భావించసాగుచున్నాడు. సాధన చతుష్టయము, శమము, శాంతము, విచారణ, సంతోష, సంతృప్తి, సాధుసంగము లను అనుష్ఠించి సుసంపన్నుడగుచున్నాడు. అట్టి సన్యసించువాడు జ్ఞాన సన్యాసి అనబడుచున్నాడు. మూడు, జ్ఞాన వైరాగ్య సన్యాసి. క్రమేణ సర్వం అభ్యస్య, సర్వం అనుభూయ, జ్ఞాన వైరాగ్యాభ్యాం స్వరూప అనుసంధానేన దేహమాత్రావశిష్ట సన్యస్య జాతరూపధరో భవతి స జ్ఞాన వైరాగ్య సన్యాసి. పైన చెప్పుకున్న విధంగా శాస్త్ర జ్ఞాన తత్పరుడై ప్రపంచాతీత చైతన్యము గురించి శ్రవణము చేసి క్రోధ, ఈర్ష్య, అసూయలచే నిర్మితము అగుచున్న సంసారము మొత్తము నుండి నివర్తించినవాడై ఈశనవాసన త్రయములను త్యజించి ప్రాకృత సంబంధము యొక్క నిరుపయోగము ఎరిగినవాడై జ్ఞాన సన్యాసి సాధన చతుష్టపరుడగుచున్నాడు. అభ్యాస బలముచే పైన చెప్పినవన్నీ అనుభవముగా తెచ్చుకొని అనుభవజ్ఞుడే కేవలముగు స్వస్వరూపముతో విత్ ద అబ్సొల్యూట్ ఐ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్ అనుసంధానము సిద్ధించుకున్నవాడే అప్పుడే పుట్టిన బిడ్డవలే ప్రపంచముతో మానసిక సంబంధమే లేని దేహమాత్ర అవశిష్టుడే కేవలమగు ఆత్మయందు సమస్తమును ఏకము చేయుచున్నవాడు జ్ఞాన వైరాగ్య సన్యాసి అగుచున్నాడు. నాలుగు, కర్మ సన్యాసి క్రమ సన్యాసి. బ్రహ్మచర్యం సమాప్య గృహీభూత్వా వానప్రస్థాశ్రమం ఏత్య వైరాగ్య అభావే ఆప్య ఆశ్రమక్రమానుసారణయ సన్యస్యతి స కర్మ సన్యాసి. మొదట బ్రహ్మము గురించిన అధ్యయనము కొరకే విద్యార్థి అయి బ్రహ్మచర్యము స్వీకరించి అటు తరువాత విద్యను పూర్తి చేసుకొని గురువు యొక్క ఆనుజ్ఞతో గృహస్థ ఆశ్రమము స్వీకరించి ఆ తరువాత సరియైన సమయంలో గురు అనుజ్ఞతో కుటుంబ సభ్యుల అంగీకారముతో గృహస్థాశ్రమ బాధ్యతలన్నీ అప్పగించివేసి వానప్రస్థాశ్రమము స్వీకరించి భక్తి జ్ఞాన వైరాగ్యములను నిశ్చలము సుస్థిరము చేసుకుని సరి అయిన సమయంలో శాస్త్రయుక్తంగా సన్యాసము స్వీకరించువాడు క్రమ సన్యాసి లేక కర్మ సన్యాసి అని పిలువబడుచున్నాడు. బ్రహ్మచర్యాశ్రమము నుండియే సన్యసించువాడు ఒకానొకడు బ్రహ్మచర్యాశ్రమము నుండియే నేరుగా గృహస్థ వానప్రస్థ ఆశ్రమములు ఆశ్రయించకుండా సన్యసించువాడు అగుచున్నాడు. జాతరూపధరుడై అప్పుడే పుట్టిన బిడ్డవలే సమస్త సంబంధములు వదరిటచే లేనివాడై సన్యసించవచ్చు. అట్టివాడు వైరాగ్యముచే వైరాగ్య సన్యాసి కావచ్చు. శాస్త్రజ్ఞానము సంపాదించుకుని విద్వత్ సన్యాసి అగుచున్నాడు. ఆత్మజ్ఞాని అయి ఉంటే జ్ఞాన సన్యాసి అగుచున్నాడు. లేదా వైరాగ్యము మోక్షము పొందు ఉద్దేశ్యము కలిగి ఉంటే వివిధిషా సన్యాసిగాని లేక కర్మ సన్యాసిగాని అగుచున్నాడు. నాలుగు విధములైన సన్యాసములలో కర్మ సన్యాసము రెండు విధములు. ఒకటి నిమిత్త సన్యాసి, రెండు అనిమిత్త సన్యాసి. ఒకటి నిమిత్త సన్యాసి మృత్యువు అనే సందర్భముచే సన్యసించువాడు. ఈయనే ఆతుర సన్యాసి అని కూడా పిలువబడుచున్నాడు. రెండు అనిమిత్త సన్యాసి మరణము వంటి నిమిత్త కారణములేవీ లేకుండా కేవలము వైరాగ్య భావములు కారణంగా సన్యసించువాడు. ఈయనే క్రమ సన్యాసి కూడా. ఆతుర సన్యాసమునకు నిమిత్త కారణము ప్రాణ ఉత్క్రమణ కాలమునకు వేన్ అబౌట్ టు లీవ్ ద బోడీ ఆస్ పర్ వన్స్ హెల్త్ పొజిషన్ కొంచెము ముందుగా తీసుకొను సన్యాసము. అట్టివాడు తిరిగి జీవించువాడు అయితే మరల క్రమ సన్యాస విధానము నిర్వర్తించాలి. అనిమిత్త సన్యాసము, క్రమ సన్యాసము అంగములు దృఢంగా ఉండగా కర్మల కర్మ ఫలములు నశ్వరమే, నశించిపోయేవే అని గ్రహించి సమస్తము హేయమే, వదలి వేవలసినవే అని నిశ్చయించుకొని నిష్కళయుడై స్వీకరించు సన్యాసము. పరబ్రహ్మ ఇట్టివాడు: హంసః శుచిషత్ హంస సోహం రూపమున దివ్యమగు దైవీ స్వరూపుడు. అంతరిక్షసత్ అంతరిక్షమున సత్ ఉనికి బీయిన్ అయి ఉన్నవాడు. ఆకాశమంతా నిండి ఉన్నవాడు. హోతా వేదిసత్ యజ్ఞవేదికలో అగ్ని స్వరూపుడు, హోతా ఋత్విజుడు అయినవాడు. అతిథః దురోణ సత్ ద్రోణకలసములో సోమరస స్వరూపుడు, ఇంటిలో అతిథవలె వేంచేసి ఉన్నవాడు. నుషత్వర సత్ మానవులలో దేవతలలో అంతర్యామిగా ఉన్నవాడు, సత్ స్వరూపుడు. అబ్జగోజోరుతజ అద్రిజారుతం బృహత్ సరస్సులలో తామరవలెను, చంద్రునిలో వెన్నెల తేజస్సుగాను, గోవులందు పాలరస స్వరూపుడుగాను, ఋగ్వేదములో రుక్కు భగవత్స్తుతి స్వరూపుడుగాను, కొండపై ఆకాశమువలెను పరమ మహత్సత్యమై వెలుగొందుచున్నాడు. అట్టి పరబ్రహ్మము కంటే వేరైనదంతా కూడా నశ్వరము, అశాశ్వతము, త్వరలో నశించున్నది అని నిశ్చయించుకొని క్రమమార్గంగా శాస్త్రవిహిత మార్గంగా సన్యసించువాడు అనిమిత్త సన్యాసి. షట్ ఆరు విధ సన్యాస ఆశ్రయములు: ఒకటి కుటీచకుడు, రెండు బహుదకుడు, మూడు హంస, నాలుగు పరమహంస, ఐదు తురియాతీతుడు, ఆరు అవధూత. ఈ ఆరు గురు సన్యాసులలో వివిధ తరగతివారు. ఒకటి డాట్ కుటీచక సన్యాసి: శిఖ యజ్ఞోపవీతము, దండము, కమండలువు, కౌపీనము, గోచి, కందము, బొంత ధరించువాడు. తల్లి, తండ్రి, గురువులను ఆరాధిస్తూ ఒకచోటనే ఉండువాడు. పెఠరకము, జోలే, త్రసిక్యము, కావడి ఉట్టి ధరించి మంత్రోపాసన నిర్వర్తించువాడు. ఒకచోట భిక్ష, ఒకేచోట ఉండి అక్కడనే భోజనము భుజించువాడు. తెల్లటి ఊర్ధ్వపుండ్రములను నుదుటిపై పైవైపుగా నామము ధరించువాడు. త్రిదండమును గూఢార్థము ఒకటి, మనోదండము రెండు, వాక్దండము మూడు, కర్మదండము మనోవాక్ కర్మలను ఉపకరణములుగా ధరించినవాడు. కుటీచకులకు బ్రహ్మచర్యము, గృహస్థ, వానప్రస్థ, ఆ తరువాత నాలుగు వది అగు సన్యాస విధిగా చెప్పబడుతోంది. వీరు సన్యాసకాలములో ఉత్తమ బుద్ధి సిద్ధించేవరకు శాస్త్రములు అధ్యయనం చేస్తూ ఆ తరువాత కటసూత్రం, కౌపీనము, దండము, వస్త్రము, కమండలువు జలములో విడిచివేస్తారు. వేదాంత శాస్త్రము లేని అధ్యయనము చేయకూడదు. ఆత్మశాస్త్రము కాని విషయాలు అధ్యయనముగాని, మాట్లాడటముగాని, వినటముగాని, తర్కించటంగాని, వితర్కించటంగాని చేయరాదు. కఠిన వాక్యములు పలుకరాదు. అధికంగా ప్రాపంచక విషయాలు మాట్లాడరాదు. అధికమైన అన్య సంభాషణలు, వాదములు గొప్ప విజ్ఞాపనమే, డిస్ట్రాక్షన్ అవుతాయి. ఇతరుల సంభాషణలను విశ్లేషించరాదు. స్త్రీలతో కామ ప్రసంగములు చేయరాదు. వీరికి దేవతా పూజ, ఉత్సవ దర్శనము, తీర్థయాత్రలు స్వధర్మము కావు. ప్రాప్తించగల లోకము క్రమ ఆతుర సన్యాసులకు మరణానంతరము మరల భూలోకమునకు అర్హుడగుచున్నాడు. రెండు బహుదక సన్యాసి: ఒక చోట ఉండక సంచారులే ఉంటారు. మధుకర వృత్తి, గృహనియమములు లేవు. శిఖ యజ్ఞోపవీతము, కౌపీనము, కందము, బొంత మొదలైనవి ధరించుతారు. కుటీచుకునవలనే త్రిపుండ్రము ధరించువారే ఉంటారు. సర్వత్రా సమదృష్టి అభ్యసిస్తూ ఉంటారు. సర్వసము మధుకర భిక్షాటన వృత్తిచే ఎనిమిది కబళములు, ఎనిమిది ముద్దలు మాత్రమే ఆహారముగా స్వీకరించువారే ఉంటారు. బహుదక సన్యాసికి బ్రహ్మచర్యాశ్రమము నుండి గృహస్థ వానప్రస్థ సన్యాస క్రమ సన్యాసము చెప్పబడింది. వీరు కూడా కుటీచక సన్యాసివలనే వేదాంత శాస్త్ర అధ్యయనము చేస్తూ ఉత్తమ ఆత్మబుద్ధి సిద్ధించగానే కటసూత్ర, కౌపీన, దండ వస్త్రములు జలమునందు సమర్పించివేస్తారు. వీరు కూడా కుటీచుకునివలనే అన్య శాస్త్ర అధ్యయనము, పఠనము, చర్చ మొదలైన చేయరాదు. వీరికి కూడా కుటీచక సన్యాస నియమములు వర్తిస్తాయి. ఈతడు మరణాంతరము భువర్లోకమునకు అర్హుడు. మూడు హంస, జటాధారి, అల్లిముడి వేబడిన వెంట్రుకలముడి ధరించువారు అయి ఉంటారు. త్రిపుండ్ర ఊర్ధ్వ పుండ్రము ధరిస్తారు. ఈ ఇల్లు ఆ ఇల్లు అను నియమము పాటించకుండా మధుకర భిక్షతో భిక్షాన్నము ఆహారము భుజించువారే ఉంటారు. 8 ఇళ్లలో 8 కబళములు మాత్రమే నియమము. కోపీన ఖండము ధరిస్తారు. కపాలము యాచక భిక్షపాత్ర ధరించువారే ఉంటారు. వీరికి కూడా కర్మ సన్యాసము లేక క్రమ సన్యాసమే విధిగా చెప్పబడుతోంది. ఆత్మతత్వము తప్పితే మరింకేమీ పలుకరు, చర్చించరు, అధ్యయనము చేయరు. హంస దేహము త్యజించిన తరువాత స్వర్గలోక ప్రవేశమునకు అర్హుడు. 4 పరమహంస శిఖ యజ్ఞోపవీతము ధరించనివారే ఉంటారు. రోజుకు 5 ఇళ్లలో మాత్రమే భిక్షాన్నము స్వీకరించువారే ఉంటారు. హస్తమే అరచేయి భిక్షపాత్రగా కలిగి పట్టిడన్నము మాత్రమే ఒక్కొక్క ఇంట స్వీకరిస్తారు. 1 కోపీనము ధరిస్తారు. 1 శాటీ దుప్పటి, 1 వైణ వెదురు దండము ధారణ చేస్తారు. దేహమంతా విభూతి భస్మము పూసుకుని ఉంటారు. సమస్తము త్యజించి సర్వత్యాగి అయి ఉంటారు. వీరికి మొలసూత్రము, గోచి, కమండలు, దండము మొదలైన నియమములు ఉండవు. అన్ని వర్ణముల వారి వద్ద భిక్ష స్వీకరించవచ్చును. వీరు జాతరూపధరుడుగా అప్పుడే పుట్టిన బిడ్డలాగా జగత్పు వ్యవహార సంబంధమేమీ లేనివారే ఉంటారు. పరమహంస భౌతిక దేహము త్యజించినప్పుడు తపోలోకము ప్రవేశించుచున్నారు. 5 తురియాతీతుడు, వీరు సంపూర్ణ స్వస్వరూప జ్ఞానము కలవారు. గోవువలె నోటికి పట్టినంత ఆహారము దొరికిన చోట స్వీకరిస్తారు. గోముఖాహారము ముందు ఇళ్లలో మాత్రమే భిక్షను స్వీకరించువారే ఉంటారు. ప్రపంచమునకు సంబంధించి ఒక దేహము కలిగి ఉండటము తప్పితే మరింకే లోక సంబంధము మనస్సుందు కలిగి ఉండరు. దిగంబరుడై కుణపము, పీనుగ, శవము వలె ఇంద్రియ వృత్తులు, ఆవుకెసెన్స్ ఏవీ కలిగి ఉండరు. వీరికి కూడా మొలత్రాడు, గోచిధారణ వస్త్ర కమండలు నియమాలు ఉండవు. ఏ వర్ణము వారి ఇళ్ల వద్దనైనా భిక్షాటన చేయవచ్చును. వీరు కూడా పరమహంస వలెనే జాతరూపధరులే ఉంటారు. తురియాతీతుడు స్వస్వరూప జ్ఞాని అయి ఉంటాడు. కనుక ఈయన స్వస్వరూపాత్మయందే ముక్తిని సిద్ధించుకుంటున్నారు. భ్రమర కీటక న్యాయము వలె తామే అఖండాత్మ స్వరూపులగుచున్నారు. 6 అవధూత, వీరు సంపూర్ణ స్వస్వరూప జ్ఞానము కలవారు. అవధూతకు శాస్త్రీయ నియమములు ఏవీ విధించబడటం లేదు. అజగరము కొండ చెలువ వలె తన దగ్గరకు సమీపించిన ఆహారమును స్వీకరించువారే ఉంటారు. ఏకము, అఖండము, సర్వాత్మకము అగు స్వస్వరూపముతో సర్వదా అనుసంధానము కలిగి ఉంటారు. వీరికి కౌపీన, కటసూత్ర, వస్త్ర, కమండలు నియమములు ఉండవు. ఏ వర్ణమువారి ఇంటి వద్ద అయినా భిక్ష స్వీకరించవచ్చును. భిక్షాటన నియమములు ఉండవు. వీరు కూడా పరమహంస తురియల వలెనే జాతరూపధరులై ప్రపంచముతో సంబంధము రహితము చేసుకున్నవారే ఉంటారు. అవధూత కూడా తురియాతీతుని వలెనే స్వస్వరూపమునందే ముక్తి పొందినవాడగుచున్నారు. ఆత్మయే తానే ఆత్మానందమును అనుసృతము అనుక్షణికము చేసుకుంటున్నారు. 6 సన్యాసుల గురించి మరికొన్ని విశేషాలు. సన్యాసులు వేదాంత లేక ఆత్మశాస్త్ర సంబంధితమైన అధ్యయనము చేస్తూ ఉండాలి. వేదాంతము లేని శాస్త్రములను అనగా తర్క, వ్యాకరణ శాస్త్రముల వంటి వాటిని అభ్యసించరాదు. బ్రహ్మభావనశీలుడై మెల్లగా శాంతముగా సంభాషించాలి. అంతేగాని కఠినముగాను తదితరుల అభిప్రాయములను చర్చించటము ఖండించటము చేయరాదు. విశేష భావములను సంజ్ఞలతో సంభాషించటము ఉచితము. వాక్యములు, భాష, వణములు మొదలైనవి పరిమితముగా మాత్రమే ఉపయోగించాలి. కామ ప్రసంగము చేయు వారితో సంభాషించరాదు. యతికి దేవతా పూజ, ఉత్సవ దర్శనము, తీర్థయాత్రలు స్వధర్మములు కావు. యతి ఒక్క రాత్రి మించి ఒక్కచోట గడపరాదు. ఏ చోట నిద్రవస్తే ఆచోటే నిద్రించునుగాక. తురియాతీత అవధూతయోహన జ్యేష్ఠో. తురియాతీత అవధూతలలో ఒకరు ఎక్కువవారని మరొకరు తక్కువవారని అనలేము. ఎందుకంటే ఎవరు ఎంతటి శ్రేష్ఠుడైనా కూడా స్వస్వరూప జ్ఞానము లేనప్పుడు హట్టివాడు కనిష్ఠుడే. సమస్తము సర్వదా స్వస్వరూప చమత్కృతియే అని ఎరిగినవాడు ఏ ఆశ్రమవాసి అయినా శ్రేష్ఠుడే. యతి సన్యాసి చేయకూడనవి నదులలో ఈత కొట్టటము చేయరాదు, చెట్లు ఎక్కటము ఉచితము కాదు, గుర్రము మొదలైన వాటిపై ఆరోహణము స్వారీ చేయరాదు, కొనుగోలు అమ్మకము వ్యాపారములు నిషిద్ధము, డబ్బు బాగా ఖర్చు చేయటము అప్పులు ఇవ్వటము చేయరాదు, వీటిలో పాల్గొనరాదు, దాంభికమై నేను వారికంటే గొప్పవంటి కబుర్లు చెప్పటము ఏమాత్రము యతికి శ్రేయము కాదు, అబద్ధమును కప్పిపుచ్చుకొనే వాదము చేయనికూడదు, అస్తిచేత్ సాంకర్యం, తస్మాత్ మనన ఆదౌ సన్యాసినాం అధికారః. ఇటువంటివన్నీ సాంకర్యము దోష విషయములతో సంబంధము నకు దారితీయగలదు. పై విషయములు ఇతరుల గురించి కూడా మననము మొదలైనవి చేయరాదు. ఆత్మతో అనుసంధానము యమ్యం వాపి స్మరణ్భావం త్యజతి అంతే కళేబరం తం తమేవ సమాప్నోతి నాణ్యథా ఇతి శృతిశాసనం. యతి అయినా లేక అయతి అయినా సరే ఎవ్వడు ఏ భావము స్మరిస్తూ శరీరము విడుస్తాడో అతడు అట్టి స్థితి గతియే పొందటం జరుగుతోంది, వేరుగా కాదు. ఇది శృతి చెప్పుచున్న సృష్టి యొక్క శాసనము. అందుచేత తదేవం జ్ఞాత్వా స్వరూప అనుసంధానం వినా అన్యథా ఆచారపరో న భవేత్, తదా ఆచారవశాత్ తత్తత్లోక ప్రాప్త్యః. ఈ జీవుడు శృతులు చెప్పు ఈ విషయము అర్థం చేసుకుని స్వస్వరూపముగు అఖండ పరమాత్మతో అనుసంధానము సిద్ధించుకోవాలి. అట్లా ఈ జీవుడు ఆచరించక ఆత్మజ్ఞానము ఆశ్రయించని పక్షంలో ఆత్మకు అన్యముగు విశేషముల పట్ల విషయముల పట్ల ఆచారపరుడు కానికూడదు సుమా. ఒకవేళ ఆత్మకు వేరైన దృశ్య వ్యసనమునకు చెందిన ఆచారపరుడు అయితే వాటికి సంబంధించిన అయాలోకములలో ప్రవేశ నిష్క్రమణములు ఈ జీవుని పట్ల అనివార్యము అవగలవు. ప్రాప్త్యః జ్ఞాన వైరాగ్య సంపన్నస్య స్వస్మిన్ ఏవ ముక్త్యః ఇతి. ఆత్మజ్ఞానము పొందిన వైరాగ్య సంపన్నుడు ఎవరైనా సరే అట్టివాడు తన యొక్క స్వస్వరూపాత్మయందే ముక్తి పొందినవాడు అగుచున్నాడు. న సర్వత్ర ఆచార ప్రసక్త్యః సదాచారః. స్వస్వరూపాత్మయందు ప్రవేశించి బాహ్య జగత్తు అంతరంగ చతుష్టయము సమస్త జీవాత్మలు తన యొక్క ఆత్మసాగర తరంగాలుగా దర్శించువానికి ఇక ఆనే సర్వత్ర ఆచార ప్రసక్తుడగుచున్నాడు. ఇక శాస్త్రములు మొదలైనవి అతనికి సదాచారముల గురించి చెప్పేదేముంటుంది? ఏమీ ఉండదు. ఏకాత్మా చతురః నాలుగు అవస్థలు సర్వదా ఏకమే అయి ఉన్న ఆత్మపురుషుడు ద పర్సన్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్ జాగ్రత్ స్వప్న సుషుప్త పురుషకారములు స్వయం కల్పితంగా కలిగి ఉంటున్నాడు. అట్టి అవస్థా భేదములను అనుసరించి ఒకటి జాగ్రత్ విశ్వపురుషుడు, రెండు స్వప్నము తైజస పురుషుడు, మూడు సుషుప్తి ప్రాజ్ఞ పురుషుడుగా శాస్త్రములచే విభజించి చెప్పబడుచున్నాడు. ఈ మూడు తన ప్రదర్శనమై ఉన్నవాడు ఈశ్వర పురుషుడు అనబడుచున్నాడు. కారణరూప ఈశ్వరుడు కార్యరూప జాగ్రత్ స్వప్న సుషుప్తులను విశ్వుడు తైజసుడు ప్రాజ్ఞుడు అనబడు పురుషకారములను తనను తానే విస్తరితుడై ప్రదర్శనశీలుడు అగుచున్నాడు. బాహ్యవృత్తులు జాగ్రత్ వృత్తులు పద్నాలుగు కారణములచే ప్రదర్శించబడుచున్నాయి. వీటిలో బాహ్యేంద్రియములు పది, ఆ పంచకర్మేంద్రియములు ఐదు, ఒకటి వాక్ ఇంద్రియము, రెండు హస్త ఇంద్రియము, మూడు పాద ఇంద్రియము, నాలుగు ఉపస్థ జనన ఇంద్రియము, ఐదు పాయువి ఇంద్రియము, బి పంచ జ్ఞానేంద్రియములు ఐదు, ఒకటి శ్రోత్ర చెవి ఇంద్రియము, రెండు త్వక్ చర్మము స్పర్శ ఇంద్రియము, మూడు చక్షుః చూపు ఇంద్రియము, నాలుగు జిహ్వ రుచిమాట ఇంద్రియము, ఐదు ఘ్రాణ వాసన ఇంద్రియము, సి అంతరింద్రియ చతుష్టయము, నాలుగు ఒకటి మనస్సు ఆలోచన, రెండు బుద్ధి తెలివి విచక్షణ, మూడు చిత్తము ఇష్ట అయిష్టములు, నాలుగు అహంకారము సమిష్టి నుండి వేరైన వ్యక్తిగతమైన నేను భావన, వృత్తులు పది బాహ్యేంద్రియముల నుండి నాలుగు అంతరింద్రియముల నుండి జాగ్రత్తలో బహిర్గతము అయి వస్తు విషయ తదితర శరీరధార సంబంధము కల్పించుకుని వృత్తులుగా ప్రదర్శనమగుచున్నాయి. వృత్తి వ్యాపార భేదం చేత ప్రవర్తనా భేదంగా 10 బాహేంద్రియములు, 4 అంతరింద్రియములు విడివిడిగా రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యస్థానములు: జాగ్రత్కు ముఖ్యస్థానం కళ్ళు, స్వప్నము ముఖ్యస్థానంగా కంఠములో ప్రదర్శనమవుతోంది, సుషుప్తికి ముఖ్యస్థానము హృదయము, తురియమునకు మూర్ధము శిరో ఉపరిభాగము స్థానము. అనగా ఈ జీవుడు నిత్యోదిత చేతన రూపుడై జాగ్రత్తలో కళ్లలోనూ, స్వప్నమప్పుడు కంఠములోనూ, సుషుప్తి సమయములో హృదయములోనూ, తురియ సందర్భములో సహస్రారమునందు స్థానము నివాసముగా కలిగి ఉంటున్నాడు. జాగ్రత్ స్వప్నములలో దృశ్య పరిమితమైన జ్ఞానము మాత్రమే కలిగి ఉంటున్నాడు. తురియుడు జాగ్రత్ స్వప్న సుషుప్తులు తనకు చెందినట్టి సంచార విశేషములుగా కలిగియున్న జీవుని యొక్క పురుషకార స్వరూపుడు. ఈ జీవుడు తురియ స్వరూపుడుగా అక్షరుడు, అనగా జరామరణములు, మార్పు చేర్పులు, రాకపోకలు లేనట్టి నిత్యచేతన స్వరూపుడు. ఎవడైతే జాగ్రత్ స్వప్న సుషుప్తులు ఒకదాని తరువాత మరొకటిగా మార్పు చేర్పులు, రాకపోకలు కలిగి ఉన్నదని, తురియము సమాధి రూపమని, ఏకరూపమని గమనిస్తాడో, గ్రహిస్తాడో, అట్టివాడు జాగ్రత్ స్వప్నములలో తత్తత్ ప్రపంచాతితత్వము సిద్ధించుకొని ఉండగలడు. 3 అవస్థలలో స్వస్వరూప జ్ఞానము కలవాడు కాగలడు. జీవన్ముక్తయో ఇతి వదంతి అట్టి తురియ స్వరూప జ్ఞానము కలవాడు జీవన్ముక్తుడే అని చెప్పబడుచున్నాడు. ఇదే సర్వశ్రుతులచే, వేదములచే, స్మృతులచే ప్రతిపాదించబడుచున్న ముక్తి యొక్క సిద్ధి. భిక్షువు స్వస్వరూప అనుసంధానము సహస్రారము నందు స్థానము కలిగి ఉన్న జీవాత్మ యొక్క నిశ్చల అక్షర స్థానమగు తురియమును ఉపాసించువాడే భిక్షువు అనబడుచున్నాడు. ఎవడైతే ఐహికమైన ఇహలోకమునకు సంబంధించిన, ఆముష్మికమైన తదనంతర స్వర్గము మొదలైన లోకములకు సంబంధించిన స్థితిగతులందు అపేక్ష కలిగి ఉంటాడో, అట్టివాడు తురియ స్వస్వరూప అనుసంధానము నకు ప్రయాణించు భిక్షకుడు కాలేడు. బ్రహ్మానుసంధానమునకు వేరైన శాస్త్ర అభ్యాసములు, వాద అపవాదములు, శాస్త్ర ప్రజ్ఞ మొదలైనవన్నీ కూడా ఉష్ట్రకుంకుమ భారము ఒంటె కస్తూరిని నడుము పై కలిగి ఉండి మోస్తు కూడా కస్తూరి వాసనను ఆస్వాదించలేనిది తో సమానమే, వ్యర్థమే. అట్టి స్వస్వరూపముతో అనుసంధానము అభ్యాసముగా కలుగనట్టి ఆ జీవుని యొక్క యోగశాస్త్ర ప్రవృత్తి, సాంఖ్య అంతరంగ చతుష్టయ విశ్లేషణ, శాస్త్రాభ్యాసము, మంత్రతంత్ర వ్యాపారములు, తదితర శాస్త్ర ప్రవృత్తులు మొదలైనవన్నీ కూడా ఆ జీవుని పట్ల శవమునకు చేసే అలంకారములు వంటివై వృధాయే అవుతాయి. శాస్త్రములు తెలిసి తురియాత్మతో అనుసంధానము గురించిన ప్రయత్నము చేయనివాడు చర్మకారుడు, చెప్పులు కుట్టువాడు తాను ఆ చెప్పులను ధరించని విధంగా అతనికి ఉపయోగము లేనివే అవుతాయి. ఎవడైతే కర్మాత్ ఆచారముల యొక్క ఉత్తమమగు అంతరార్థమునకు దూరంగా ఉంటాడో, ప్రణవస్వరూపమగు స్వస్వరూప సర్వస్వరూపాత్మగురించిన విచారణ కర్మల ఆచారముల ఉద్దేశ్యముగా గ్రహించడో, అట్టివాడు నిర్వర్తించే కర్మ వ్యవహారములన్నీ శాశ్వత ఆత్మానందము దృష్ట్యా నిష్ప్రయోజనమే. యద్యత్ కర్మ కరోతి తత్తత్ ఫలం అనుభవతి. ఎవరు ఏ ఫలితము కోరి కర్మలు చేస్తాడో అతడు ఆ విధంగానే కర్మ ఫలములను పొందుతాడు. అందుచేత కుమార నారద దేవర్షి, కుంకుడి లేక ఆముదపు రసములో పొంగును వదలి రసాన్ని ఉపయోగిస్తాము కదా, ఆ విధంగా ముముక్షువు దృశ్య పరిమిత దృష్టులన్నీ వదలి ఆత్మదృష్టిని అవలంబించు భిక్షువు కావాలి. సమస్త కర్మ ఫలములను పరిత్యజించివేయాలి. వాటివాటి ప్రసక్తులు, సమాచారములు వదిలివేయాలి. ఆత్మగురించిన ప్రసక్తినే మనస్సుతో ఆశ్రయించాలి. మనస్సును దండముగా, చేతికర్రగా చేసుకోవాలి. అరచేతులనే భిక్షక పాత్రగా ధరించాలి. దిగంబరుడై సమస్త బాహ్య పటాటోపములన్నీ దూరంగా పారవేయాలి. అట్టి పరివ్రాజక భిక్షువు ఒక అమాయక బాలుని వలె, ఉన్మత్తుని వలె, జగద్విషయముల పట్ల ఎరుకలేనట్టి అలౌకికుడే, పిశాచము వలె భౌతిక శరీరము మొదలే లేనివాడే ఉండునుగాక. జీవించటమునుగాని మరణించటమునుగాని కావాలి అని కోరుకొననివాడై, కాంక్షించనివాడై ఉండునుగాక. కాలగతి చేత ఏది కలిగితే అది అట్లు కలుగునుగాక. అతడు కాలమునకు సాక్షి, అతీతుడు అయి ఉంటాడు. భృత్యువు యజమాని ఏది చెప్పితే అది ఇష్ట అయిష్ట ప్రసక్తి లేకుండా నిర్వర్తించు తీరుగా భృతక న్యాయముగా నిష్కాముడే విధివశాత్ చేయవలసిన కర్మలు నిర్వర్తించునుగాక. తితిక్ష జ్ఞానము, వైరాగ్యము, సమము, దమము మొదలైన జ్ఞానగుణములు కూడా వదలి ఎవడైతే భిక్షచే లభించే అన్నమును మాత్రమే ఆహారము పొందు ఆశయము కలిగి ఉంటాడో అట్టివాడు యతి లక్షణములు పాటించువాడు కాదు. పైగా యతి వృత్తిని పాడుచేసుకొని సంసార లంపటమున మునుగువాడే అవుతాడు. యతి మార్గము నుండి చీతి పొందగలడు. కాష్ఠ కొయ్య దండము కాదు, అజ్ఞానదండము ధరించుట ఏకదండి. యతి లేక పరివ్రాజకుడు అయి కేవలము కాష్ఠ కర్ర దండమును ధరించటము, ముండనము క్షౌరము చేయించుకోవటము, బాహ్య కాషాయ వస్త్రధారణము ఆశ్రయించినంత మాత్రము చేత ఏమాత్రము సరిపోదు. అవి మాత్రమే ధరించి ఉంటే అది దంభాచారము మాత్రమే అవుతుంది, అంతమాత్రంచేత ముక్తి లభించదు. మరి జ్ఞానదండో ధృతోయేన ఏకదండీ స ఉచ్యతే. ఎవరైతే ఆత్మజ్ఞానమే చేతికర్ర దండము గా ధరించి ఈ జగద్దృశ్యములో సంచరిస్తూ పరివ్రాజకుడై ఉంటాడో అతడే ఏకదండి అనబడుచున్నారు. ఎవడైతే ఆత్మజ్ఞానము ఆశ్రయించకుండా ఒక కాష్ఠ కొయ్య దండమును ధృతము గట్టిగా పట్టుకొని ఆశాపాసములు త్రెంచుకోడో అట్టివాడు మహారౌరవము సన్నతముగా చెప్పబడే ఘోర నరకములో ప్రవేశించగలడు. లోకములో ప్రతిష్ట గురించి తాపత్రయపడటము అనేది పందిపెంటను నీచమును కోరుకోవటము వంటిది అని మహర్షులు గుర్తుచేస్తూ ఉన్నారు. అందుచేత యతి ప్రజల నుండి ప్రతిష్టను కోరక ఒక కీటకము వలె ఎవ్వరి మెప్పుకోసము వేచి ఉండక ప్రపంచములో పర్యటిస్తూ ఉండునుగాక. అయాచితం యథాలాభం భోజన ఆచ్ఛాదనం భవేత్. అయాచితంగా కోరుకోకుండానే ఏది లభిస్తే ఆ భోజన వస్త్ర ఆచ్ఛాదనములే కప్పుకొనుటకు వస్త్రములు స్వీకరించునుగాక. పరేచ్ఛయ చ దిగ్వాసాహ స్నానం కుర్యాత్ పరేచ్ఛయ. ఇతరుల ఇష్టము వసతిని అనుసరించి వస్త్రములు ధరించునుగాక. ఇతరుల సానుకూల్యతను అనుసరించి ఏ స్నానము దైనందిక చర్యలు మొదలైనవి నిర్వర్తించునుగాక. ఎవడైతే జాగ్రత్తలో మెలకువగా ఉన్నప్పుడు ఏ విధంగా బ్రహ్మతత్వమును ఉపాసన భావన మమైక్యము అభ్యసిస్తున్నాడో స్లో స్వప్నేపి యో హి యుక్తః స్యాత్ జాగ్రతీవ విశేషతః ఈదృక్ చేష్టః స్మృతః శ్రేష్ఠో వరిష్ఠో బ్రహ్మవాదినాం. అట్టి ఏ బ్రహ్మనిష్ఠుడైతే స్వప్న సమయములో కూడా అహం బ్రహ్మస్మి తత్వమసి భావనను ఏమాత్రము చదరకుండా కలిగియే ఉంటాడో అట్టివాడు బ్రహ్మతత్వజ్ఞులలో వరిష్ఠుడు శ్రేష్ఠుడు అగుచున్నాడు. ఎవ్వరైతే లభించవలసినది లభించకపోయినప్పటికీ ఏమాత్రము విషాదము పొందడో, ఏదైనా లభించినప్పుడు హర్షము కూడా పొందడో, ప్రాణముతో జీవితయాత్ర నిర్వర్తించటానికి ఎంతవరకు కనీసావసరములో అంతవరకు మాత్రమే సంబంధిత ప్రాపంచక కర్మలు నిర్వర్తించువారే ఉంటారో, ఇతరులు తనను పూజిస్తున్నప్పుడు స్తుతించుచున్నప్పుడు ఏమాత్రము ప్రీతి కలిగి ఉండడో, ఇదంతా కాల మహిమ అనుకుంటాడో, సమస్త విషయలాభములందు జుగుప్స అయిష్టము కలిగి ఉంటాడో అట్టివాడు యతి ధర్మము నిర్వర్తించుచున్నట్లే. ఎందుకంటే పూజ సన్మానము స్తుతి గౌరవించబడటము మొదలైనవి ముక్తుడైన యతిని కూడా బంధితునిగా చేయగలవు. కనుక సమస్త ఆశ్రమ ఆశ్రయులు అటువంటి వాటి పట్ల జాగరుకులే ఉండాలేగాని లోబడి ఉండకూడదు. భిక్షక యతి భిక్ష తీసుకును విధి ప్రాణయాత్ర కొనసాగు అవసరము వరకే భిక్ష గ్రహించాలి. అంతకు మించిన భిక్షను ఆకలి గొన్నవారికి ఇచ్చివేయవచ్చు. సరి అయిన సమయములో మాత్రమే భిక్షాటన చేయాలి. గృహస్థులు వంట చేసుకుని భోజనము చేసిన తరువాత సమయము ఎన్నుకొని భిక్షకై వెళ్ళాలి. అరచేతులకు పట్టినంతవరకే భిక్షాహారము స్వీకరించాలి. అనేకసార్లు ఒకే ఇంటికి వెళ్ళి భిక్షను కోరరాదు. కూర్చుని తింటున్నా నడుస్తూ తింటున్నా కూడా భోజన మధ్య కాలంలో పునః ఆచమనము చేయరాదు. కొందరు పుణ్యాత్ములకు గృహస్థులు సముద్రము వలె విశాల బుద్ధి గొప్ప గౌరవ మర్యాదలు త్యాగ నిరతి భిక్ష సమర్పించటంలో విశాలమైన ఆశయశీలురు అయి ఉంటారు. అయినా కూడా ఎక్కువసార్లుగా వారి వద్ద భిక్షకే ఆశ్రయించరాదు. ఆకాశంలో సూర్య భగవానుని వలెనే మహనీయులగు యతులు నీతిని అతిక్రమించరు. ముని స్వభావుడగు యతి సన్యాసి గోవలె లభించిన దానికి సంతోషించి ఆహారము స్వీకరించాలి. అంతేగాని అది కావాలి, ఇది ఇవ్వండి అని భిక్ష ఇచ్చు ఇంటి యజమానులను ఇబ్బంది పెట్టరాదు. ఒకరు భిక్ష ఇచ్చినా మరొకరు ఇవ్వకపోయినా కూడా అమృతమగు వాక్యములనే పలకాలి. అందరి క్షేమము కోరుకోవాలి. శుభమగుగాక, శాంతమగుగాక, ఐశ్వర్యమగుగాక, ఆనందమగుగాక అని శుభములను మాత్రమే ప్రవచించాలి. కోపగించరాదు. ఇతరులను బాధించు, మోసగించు, హింసించు స్వభావులగు వారి, నింద్యులగు వారి ఇళ్లవద్ద భిక్ష కోరరాదు. అనింద్యులగు శుభశ్రేయో అభ్యాసములు, సాత్విక భావములు గల ఇళ్లవద్ద మాత్రమే భిక్ష స్వీకరించాలి. అయితే ఎవరు తమంతట తాముగా భిక్ష స్వీకరించమని అభ్యర్థిస్తే వారి కోరిక మన్నించాలి. తలుపులు తెరచియున్న ఇళ్లవద్ద మాత్రమే భిక్షను అడగాలి. తలుపులు మూసుకున్నవారి ఇళ్లవద్ద భిక్షకై ఎలుగెత్తి అడుగరాదు. పరుషవాక్యములు పలుకరాదు. ధూడితో శిథలమయ్యున్న శూన్యాగర్ములవద్దగాని వృక్షముల మూలమునగాని ప్రియాప్రియములను విడిచినవాడై విశ్రమించునుగాక. సూర్యుడు అస్తమించు వేళలో తాను ఏ ప్రదేశంలో ఉంటే అచ్చటనే విశ్రమించాలి, పడుకొనునుగాక. సన్యాసికి అగ్నికార్యముగాని ఒకచోట స్థిర నివాసముగాని చెప్పబడటంలేదు. ఎవడైతే లభించిన దానితో తృప్తి చెంది ఇంద్రియములను నియమించుచు వాటిని జయించినవాడే ఉంటాడో అతడే మునీశ్వరుడు. వానప్రస్థ యతి గృహస్థాశ్రమము నుండి బయల్వెడలి వనము, అరణ్యము, ఏకాంత ప్రదేశము చేరి జ్ఞానయజ్ఞము, ఆత్మతత్వోపాసన చేస్తూ ఇంద్రియములను జయించే ప్రయత్నము చేయవాడు వానప్రస్థుడు. ఈ మునిసమస్త భూతజాలమునకు భయము కలిగించనివాడే సమస్త సహజీవుల పట్ల ప్రేమాస్పదుడై చరిస్తూ ఉంటాడు, అట్టివానికి ఇక భయము కలగదు. నియమములు, నన్ను ప్రత్యేకముగా జనులు భావించాలి అనే మానమును, నేను అంతటివాడిని అనే అహంకారమును వదలి ఉండునుగాక. పరమాత్మయే ఈ అనేక రూప ప్రదర్శనము కథారచయిత పాత్రలు కల్పిస్తున్నట్లుగా కల్పిస్తున్నారు అను ఎరుకను నిర్దిష్టము చేసుకుంటూ నిర్ద్వంద్వుడై ఉండునుగాక. స్వస్వరూప ఆత్మతత్వము గురించిన సంశయములన్నీ తొలగించుకోవాలి. ఎవ్వరి పట్ల కూడా కోపముగా గాని ద్వేషముగా గాని అసత్యమును గాని భాషించకూడదు. సహజీవులను హింసించనివాడే వాత్సల్యము, ప్రేమ చూపుచూ పుణ్యచరితము, బిహేవియర్ కలిగి ఉండునుగాక. ఆకలి కలిగినంతవరకే భిక్షను ఆశ్రయించునుగాక. అట్టివాడు బ్రహ్మమును ఎరిగి బ్రహ్మమే తానుగుచున్నాడు. సన్యాసికి సంబంధించిన మరికొన్ని ధర్మములు. సన్యాసి వానప్రస్థులతోగాని గృహస్థులతోగాని కలిసి తిరగరాదు. ఏకాంతముగా ఎవ్వరికీ తన గొప్పతనము ప్రదర్శించక అజ్ఞాతుడై చరించునుగాక. దేనికీ ఆనందముతో తబ్బిబ్బు కారాదు. పగలు సూర్యుడు ఉన్నంతవరకు ఒకచోట నిలువక కీటకమువలే సంచరించునుగాక. సహజీవులను హింసించటము లోకసంబంధమైన కార్యక్రమములలో ఉత్సాహము ప్రవేశము కలిగి ఉండటము, ఇతరులను ఆశీర్వదించటము, ఇతరులచే లౌకిక క్రియలను చేయించటము మొదలైనవి ఇవన్నీ యతి చేయరానివి. ధర్మ విరుద్ధములైన శాస్త్రములు అభ్యసించటములో అనురక్తి కలిగి ఉండరాదు. ఇతరులకు సంబంధించిన స్నేహ శత్రు సంబంధముల పట్ల ఇష్టమైష్టములు కలిగి ఉండరాదు. సన్యాసి ఆదాయము కొరకై ఏ వృత్తిని నిర్వర్తించరాదు. తర్కముతో కూడిన వాదోపవాదములు చేయరాదు. ఒకరి పక్షము ఆశ్రయించి రెండవ పక్షముపై వ్యతిరేకత మొదలైనవి కలిగి ఉండరాదు. జనులను ఆకర్షించి తన శిష్యగణములో చేర్చుకునే ప్రయత్నములు చేయరాదు. నిరంతరము అనేక గ్రంథములు చదువుచు ఆత్మతత్వ భావన కొరకై ప్రయత్నించాలి. లభించిన కాలమును వృధా చేసుకోరాదు. ఆత్మజ్ఞానమునకు అన్యమైన గ్రంథముల వ్యాఖ్యానమునకు అపక్రమించరాదు. తన యొక్క మహిమలను, గొప్పతనమును, సిద్ధులను, గంభీరమైన అంతర్గతానుభవములను బయటపెట్టి ఆత్మస్థుతి పరనిందలను చేయరాదు. ఇతరులకు తాను ఒక ఉన్మత్త, అమాయక, పిచ్చి, బాలునివలే అనిపించుచు అంతరంగ ఆత్మజ్ఞాన ఔన్నత్యమును ఇతరులకు తెలియజేయకుండునుగాక. తన అభిప్రాయములు పిలిచి చెప్పక మూగవానివలె ఉండునుగాక. ప్రపంచవాసనలు తనను అంటకుండా చూచుకోవాలి. అధికముగా కార్యములు నిర్వర్తించు ఆవేశము కలిగి ఉండరాదు. ఇతరుల సాధు అసాధు మంచి ఇచ్చెడు గుణముల గురించి వారికి వీరికి చెప్పటము చేయరాదు. ఇతరుల సద్గుణ దుర్గుణముల గురించి ధ్యానము ఆలోచనలు చేయరాదు. ఎల్లప్పుడూ ఆత్మయందే రమిస్తూ ఆత్మారాముడే ఉండాలి. దోషములేని ప్రవర్తన బిహేవియర్స్ వృత్తి ఆవకెసెన్స్ కలిగి ఉండాలి. ముని సర్వత్రా మౌనము వహించినవాడే జడునివలే సంచారము కలిగి ఉండునుగాక. ఏకశ్చరేత్ మునిం ఏతాం నిస్సంగః సంయతేంద్రియః. సంగరహితుడై ఇంద్రియములను వశము చేసుకున్నవాడే ఒంటరివాడుగా భూమిపై సంచరించునుగాక. ఆత్మరతి క్రీడాత్మ ఆత్మవాన్ సమదర్శనః. ఆత్మస్వరూపుడై ఆత్మయందే రమిస్తూ సర్వత్రా ఆత్మనే దర్శిస్తూ సమదర్శి అయి ఉండాలి. ప్రబుద్ధుడగు యతి ఆచార నియమములు ఉత్తమముగు ఆత్మబుద్ధి సిద్ధించుకున్న యతి కూడా ఈ దృశ్య జగత్తులో సంచరిస్తూ ఉన్నప్పుడు జాగరుకుడై ఉండాలి. లేదా ఈ దృశ్యముతో ఏర్పడే సంసార దోషము తిరిగి ఆకర్షించి వశము చేసుకును అవకాశము పొంచియే ఉండగలదు. అందుచేత దృశ్యములో పాల్గొనుచున్నప్పుడు ఆత్మజ్ఞాన సిద్ధుడు కూడా ఆచరించు కొన్ని నియమ నిష్ఠలు మరొక్కసారి కూడా మరికొన్ని వివరిస్తున్నాను. ప్రబుద్ధుడై ఆత్మగురించి సర్వజ్ఞుడు అయి కూడా ఒక బాలుని వలె క్రీడా వినోది వలె సంచరించాలి. అంతా తెలిసి కుశలుడు వెల్నోలెజబుల్ అండ్ ఎఫిసెంట్ అయి ఉండి కూడా ఏమీ తెలియని జడునివలే లైక్ ఫూలిస్ నోన్ ఆక్టివ్ ఫేలు చరించునుగాక. విద్వాంసుడు వెల్ఇన్ఫర్మ్డ్ అయి కూడా ఉన్మత్తునివలే ఏమీ తెలియని పిచ్చివానివలే ఉంటూ ఉంటారు. వేదవేదాంత తత్వరహస్యము తెలుసుకొని కూడా గోవృత్తివలే ఆవు ఇంటింటికి వెళ్ళి ఇచ్చిన అరటిపళ్లను తిను విధంగా భిక్షాటనము చేయుగాక. అల్లరి దురుసు మాత్సర్యముతో కూడియున్న కొందరు జనులు ప్రబుద్ధుడగు తన పట్ల క్షిప్తో అలక్ష్యముగా త్రోయవచ్చుగాక. అవమానితో తక్కువ చేసి అవమానించవచ్చుగాక. అసభ్యః ప్రబుద్ధో అసభ్యముగా అగౌరవముగా అవమానించవచ్చుగాక. అసూయతోపి వా ఓర్వలేనితనము మంచి గుణములపై కూడా దోషము ఆపాదించటము చేయవచ్చునుగాక. తాడితః నిష్కారణంగా కొట్టవచ్చుగాక. సన్నిరుద్ధో వా తన ధ్యాన సాధనములకు అకారణంగా నిరోధము కలిగించవచ్చుగాక. వృత్త్యా వా పరితాపితః పరితాపము కలిగించు వృత్తులు ప్రదర్శించినప్పుడు. అనేక విధములుగా నిందించినప్పటికీ ఆయా అటువంటి సందర్భములలో ఇతరుల శ్రేయమే క్షేమమే కోరుకొనునుగాక. శ్రేయకాముడు ఆత్మశ్రేయస్సు మోక్షము కోరుకొనువాడు అట్టికుచ్చరము పాపము సహిస్తూ తనను తాను ఆత్మజ్ఞానముతో ఉద్ధరించుకొను ప్రయత్నము వీడుకుండునుగాక. అంతేకాకుండా ఓన్ ద అదర్ హాండ్ సమ్మానం పరాం హానిం యోగధ్యేహ కురుతేతః. ఇతరులు తనను సమ్మానించటము గౌరవించటము గొప్పవాడని స్తుతించటము మొదలైనవి తన యొక్క పరతత్వ ధ్యానమునకు హానికరములని తలచునుగాక. అట్టి యోగాభ్యాసి త్వరగా యోగసిద్ధిని పొందగలడు. సత్వస్వభావము గలవారిని సాత్విక ప్రవర్తనము కలవారిని దూషించుచోట వర్తించరాదు. తాను ప్రాపంచక సంగతి సందర్భముల గురించి ఇతరుల చెడు గురించి చెప్పుకునే చోట్లకు దూరంగా ఉండాలి. జంతువులను పక్షులను హింసించకూడదు. సర్వదా కామము క్రోధము దర్పము లోభము మోహము మొదలైన దోషగుణములు లేనివాడే సమస్త సంగములు విడిచినవాడే భయము లేనివాడే పరివ్రాట్ సంచరించుచుండునుగాక. భిక్షుక సన్యాస సత్ప్రవర్తనములు మరికొన్ని సత్ప్రవర్తనముల గురించి చెప్పుకుందాము. సన్యాసి భిక్ష చేసి భిక్షాన్నము స్వీకరించునుగాక. మౌనము వహించి అధికాధికంగా తపస్సు ధ్యానములందు కాలము గడపాలి. ఒకటి సర్వత్రా అఖండాత్మ దర్శన రూపమగు సమ్యక్ జ్ఞానము రెండు వైరాగ్యము ఈ రెండు ముఖ్యమైన భిక్షక ధర్మములు. కాషాయ వస్త్రములు ధరించి ఎల్లప్పుడూ ధ్యానయోగ పరాయణుడై ఉండాలి. గ్రామమునకు చివర జన సంచారము అధికంగా ఉండని చోట వృక్షముల మూలము దేవాలయ ప్రాంగణములలోనూ భిక్షకుడు ఉంటూ ధ్యానము నిర్వర్తించాలి. ఒకే ఇంట్లో అనేకసార్లు భిక్ష కోరరాదు, స్వీకరించరాదు. పరివ్రాట్ భిక్షకుడు సన్యాసి చిత్తశుద్ధి సిద్ధించుకునేంతవరకు ఒకచోట అధిక కాలం నిలువరాదు. చిత్తశుద్ధి కలిగి దోషరహితుడైతే ఎచ్చటనైనా సంచారము చేయవచ్చు. బాహ్య జగత్తులోనూ అంతరంగములోనూ ఎల్లప్పుడూ జనార్దనుని ఆత్మభగవానుని దర్శించాలి. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః మంత్రపుష్పం మౌని అయి వాయువు వలె దృశ్య సంబంధములైన ఏ దోషము తనను అంటనివాడే నిర్మల హృదయుడై సంచరించునుగాక. సుఖదుహకములను సమముగా స్వీకరించాలి. ఓర్పు సహనము కలిగి ఉండాలి. చేతికి దొరికినదే భుజించాలి. అంతేగాని ఏవేవో ఆహారములు అధికముగా కోరుకోరాదు. ఎవ్వరిపట్ల ఏమాత్రమూ వైరము లేనివాడే ఒక ద్విజునిలోని వేదపండితునియందు గోవునందు అశ్వము మొదలైన ముగములనందు సమస్వరూపమగు ఆత్మనే దర్శించునుగాక. ఈ సమస్తము పరమాత్మ అగు విష్ణు స్వరూపమే అను భావము కలవాడై సర్వత్రా ఈశ్వరునే దర్శించాలి. చిన్మయము ఆబ్సొల్యూట్ నోయింగ్ పరమానందము అగు బ్రహ్మము నేనే అయి ఉన్నాను బ్రహ్మేవాహం అను స్మరణను ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. జ్ఞాపకము వీడరాదు. అనుస్మరణము బ్రహ్మేవాహమిదం జ్ఞాత్వా ఏవం మనోదండం ధృత్వా ఆశా నివృత్తో భూత్వా ఆశాంబరధరో భూత్వా మనోవాక్కాయ కర్మభ్యః సర్వసంసారం ఉత్సృజ్య ప్రపంచ అవాముఖః స్వరూపానుసంధానేన భ్రమర కీటకన్యాయన ముక్తో భవతి ఇతి ఉపనిషత్. వేద వేదాంత శాస్త్రములలో స్తుతించబడుచున్న వర్ణించబడుచున్న బ్రహ్మము అనగా నేనే అని శాస్త్ర అధ్యయన గురువాక్య మననముల ద్వారా ముందుగా గ్రహిస్తూ ఉండాలి. అట్టి భావనను అచ్యుతము చేసుకుంటూ ఉండాలి. నేను బ్రహ్మమే అయి ఉన్నాను అని అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటున్నది మనకు నిద్వంద్వముగా అనిపించాలి. ఇట్లా అందుకుగాను మనస్సును దండముగా ఒక అపకరణంగా చేతికర్ర వంటిదిగా ధరించాలి. దృశ్య ఆశ ఆశించటము ను త్యజించునుగాక. ఆశాంబరము విరాగమునకు సూచనమగు కాషాయ వస్త్రము ధరించుగాక. ఈ దృశ్యమునకు సంబంధించి ఇది ఇట్లా ఉండాలి, అది నాకు లభించాలి, అది నా నుండి తొలగాలి అను ఆయా రూపములుగా ఏర్పడుచున్న సమస్త సంసార సంబంధ బంధములను మనస్సు అనే దండము సహాయముతో త్రెంచుకుంటూ ఉండాలి. సమస్త ఉబలాటములను వదులుతూ రావాలి. ప్రపంచము నుండి మనస్సును వెనుకకు మరల్చి అవాముఖుడు విథ్రోన్ అగుచూ ఉండాలి. పై అభ్యాసములచే భ్రమర కీటక న్యాయము వలె తుమ్మెద చేయుజం శబ్దముపై ధ్యాసచే చిన్న పురుగు తుమ్మెదగా అగుచున్నట్లుగా ఈ జీవుడు జీవాత్మ పరిమితములను దాటివేసి స్వస్వరూప అనుసంధానముచే బ్రహ్మమే అగుచున్నాడు. వ్యష్ట్యాత్మక భావము ఇండివిడ్యువల్ సెయిన్స్ ను అధిగమించి సర్వాత్మకుడు సర్వసాక్షి అయి వెలుగొందుచున్నాడు. ఇతి ఉపనిషత్ పంచమ ఉపదేశము. షష్టమ ఆరవ ఉపదేశము బ్రహ్మమే తాను అగుట. శ్రీనారద మహర్షి హే భగవాన్ తండ్రి, మీరు చెప్పుచు వస్తున్న విధంగా అభ్యసిస్తూ భ్రమర కీటక న్యాయం ప్రకారంగా ముక్తి సిద్ధించుకోవటము ఎట్టిదో ఎట్లాగో ఓ మరికొంత వివరించా ప్రార్థన. స్వస్వరూపానుసంధానరూప ముక్తి గురించిన ఉపాయం మాకు బోధించండి. శ్రీ పితామహులవారు బ్రహ్మ భగవాన్ స్వస్వరూపానుసంధానముచే ముక్తి ఎట్లా లభిస్తుందో విను. అసత్యము కల్పితము అగు దృశ్య వ్యవహారమును నెమ్మది నెమ్మదిగా ప్రక్కకు పెట్టుచు సత్య మహావాక్కులు అయినట్టి సోహం. తత్వం ఇత్యాది మహావాక్యములను ఆశ్రయించి సత్యవాక్ పరిపాలకుడు కావాలి. జ్ఞాన వైరాగ్య సహితుడు అగుచూ ఉండాలి. ఇంద్రియ దృశ్యమును దాటి ఆపై కైవల్య శరీరమును శరీరిని ఆశ్రయిస్తూ దేహమాత్రం వశిష్ఠుడు అవ్వాలి. జ్ఞానమే దేహముగా కలవాడు అగునుగాక. అనగా భౌతిక శరీరము వదలి జ్ఞాన శరీరము ఆశ్రయించునుగాక. అది ఏ వైరాగ్యము అనబడుతోంది కూడా. అట్టి జ్ఞానదేహికి ఆత్మజ్ఞానికి శాంతము దాంతములే పీస్ అండ్ కంట్రోల్ ఓవర్ సీన్ హెరిన్ ఎక్సెట్రా రెండు కళ్ళు. మనస్సే అతనికి ముఖము బుద్ధియే ప్రజ్ఞయే కళ. ఐదు తత్వములు ఐదు మెనస్కరమేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు మెనస్ పరాణములు, ఐదు మెనస్ ఉపపరాణములు, ఐదు మెనస్ పంచభూతములు, అతనికి శరీరాంగములు. పంచమహాభూతములు కర్మభక్తి జ్ఞాన వైరాగ్యములు అతనికి తన యొక్క శాఖా విస్తరణములు, బ్రాంచ్ ఎక్స్టెన్సన్స్. జాగ్రత్ స్వప్న సుషుప్తి తురియములు అతనికి నివాస స్థానములు. స్వయం కల్పిత లీలా వినోద ఆట స్థల విశేషాలు. పద్నాలుగు ఇంద్రియములు బాహ్య జ్ఞాన కర్మేంద్రియములు. అంతరంగ చతుష్టయము ఇంటిపై మట్టి స్తంభముల వలె జడరూపమై మోక్షాశయము కలవానికి ఉపకరణములు అగుచున్నాయి. అవన్నీ ఉపకరణములు ఆస్ యూటిలిటీ ఇన్స్ట్రుమెంట్స్ గా ఎరిగి బురదలో ఇరుక్కున పడవను కర్ణధారుడు పడవ నడుపువాడు బయటకులాగు విధంగా మదపుటెనుగును మావటివాడు వశం చేసుకును విధంగా పద్నాలుగు ఇంద్రియములను స్వవశం చేసుకోవాలి. ఇంద్రియ విషయములకు ఇంద్రియములకు వేరు అయినట్టి ఆత్మవస్తువును ఎరిగి మమేకము కావాలి. ఆత్మకు వేరైనదంతా నశ్వరము నశించిపోవు స్వభావము గలది గా ఎరిగి ఇంద్రియ విషయముల పట్ల జీవుడు పురుషుడు అనురక్తిని త్యజిస్తూ విరక్తిని పెంపొందించుకోవాలి. బ్రహ్మహం నేనే బ్రహ్మమును అని నిర్ణయించుకొని ఆస్వాదించుచుండునుగాక. ఈ సమస్తము బ్రహ్మమే, నేను బ్రహ్మమే అయి ఉన్నాను కాబట్టి ఈ సమస్తము నా యొక్క బ్రహ్మస్వరూపమే అని ఎరుగుచూ వేరుగా ఏదీ లేకుండియుండునుగాక. నకించిత్ వేదితవ్యం స్వవ్యతిరేకేణ అజీవన్ముక్తో వసేత్ కృతకృత్యో భవతి. స్వస్వరూపమునకు వేరుగా ఏదీ లేదు అను ఎరుకచే ఈ జీవుడు జీవన్ముక్తుడు అగుచున్నాడు. ననాహం బ్రహ్మ వ్యవహరేత్ నేను బ్రహ్మమును కాదు అజ్ఞానిని బలహీనుడను అగుజీవుడను మాత్రమే అని ఎన్నడూ ఎవ్వరూ అనుకోవలసిన పనిలేదు. జాగ్రత్ స్వప్న సుషుప్తులు నేనే కల్పించుకొంటూ వాటికి ఆవలగా తురియుడవై ఉన్నాను. అట్టి కల్పించుకును తురియ పురుషకారమునకు కూడా ఆవల తురియాతీతుడనే కేవలమగు ఆత్మచైతన్య పురుషుడనే తదితర సమస్తమునకు ఆది స్వరూపుడనే వెలుగొందుచున్నాను అను నిశ్చయమును పదిలపర్చుకుంటూ పరిపుష్టము చేసుకోవాలి. ఎందుకు? అదియే సత్యము కాబట్టి. తురియ పురుషుని గుర్తు ఈ జీవుడు పగలు జాగ్రత్తలోనూ రాత్రి స్వప్నములోనూ గాఢనిద్రలో సుషుప్తిలోనూ తిరిగి పగలు జాగ్రత్తలోనూ ఇన్ అసైకల్ జీవితమును గడిపివేస్తూ ఉన్నాడు. ఈ మూడు అవస్థలు తనవయ్యున్న నాలుగవ అవస్థ తురియము. అట్టి జీవునికి చెందిన తురియ పురుషకారమే జాగ్రత్ స్వప్న సుషుప్తులు. తురియుడుగా జాగ్రత్ స్వప్న సుషుప్తుల సమస్వరూపుడై ఉన్నాడు. అట్టి తన యొక్క నాలుగు వదగు తురియ స్వరూపమును గమనించటమే లేదు. అట్టి నాలుగవ అవస్థలోని ప్రతిదానిలోనూ మిగిలిన మూడు అవస్థలు ఏర్పడియే ఉంటాయి. ఈ భౌతిక శరీరములో ఒక్కొక్క అవయవము ఒక్కొక్క కార్యమునకు సాధనగా అవుతోంది. కళ్లలో చూచుశక్తి, చెవులలో శబ్దగ్రహణ రూపముగు వినికిడీ శక్తి, నాలుకలో రుచు ఆస్వాదన శక్తి, ముక్కులో వాసన చూడగల శక్తి, నోటిలో వచన మాట్లాడు వ్యాపార శక్తి, కాళ్లలో నడుచుశక్తి, పాయువు విసర్జన శక్తి, ఉపస్థ ఆనందించుశక్తి, చర్మము స్పర్శ శక్తి, ఇవన్నీ ఈ భౌతిక దేహములో సమావేశమై ఉన్నాయి. పై వాటిని ఉపయోగించి బుద్ధితో తెలుసుకుంటూ ఉన్నాడు, చిత్తముతో చింతించుచూ ఉన్నాడు, అహంకారముతో నేను రూపంగా అహంకరిస్తూ ఉన్నాడు. ఈ జీవుడు పైన చెప్పుకున్న ఇంద్రియములకు వేరుగా ఉన్నాడు. అనేక ఇంద్రియములకు ఇంద్రియ శక్తులకు ఆలవాలమైన ఈ శరీరముపై అభిమానము కలిగి ఉండటం చేత శరీరాభిమానం చేత నేను ఒక జీవుడను అను జీవత్వభావము పొందుచున్నాడు. ఒక ఇంటికి యజమాని ఆ ఇంట్లో కూర్చుని ఈ ఇల్లు నాది అను అభిమానము కలిగి ఉంటున్నట్లే శరీరధారి అగుజీవుడు ఈ శరీరము నాది అను అభిమానమును దేహమున్నంతవరకు కొనసాగిస్తున్నాడు. హృదయ సంచారము ఈ జీవునికి బాహ్యమున ముఖము కనబడుచున్నట్లే ఈ శరీరమున అంతర్గతంగా ముఖము కలిగి ఉంటున్నాడు. అది హృదయము అని పలవబడుతోంది. అట్టి హృదయము తామర పుష్పముతో పోలుస్తూ హృదయ కమలము అంటూ ఉంటారు. ఈ జీవుడు తన హృదయములో యథేచ్ఛగా సంచారము చేయుచున్నాడు. దిక్దళములు జీవుని వృత్తులు, దిక్దళములు జీవుని వృత్తులు ఈ జీవుడు హృదయ కమల దళములలో సంచరిస్తూ తూర్పు దిక్కు దళములో పుణ్యవృత్తి, ఆగ్నేయ దళములో నిద్ర ఆలస్య వృత్తులు, దక్షిణ దళములో క్రౌర్య బుద్ధి, నైరుతి దళములో పాపబుద్ధి, పశ్చిమ దళములో క్రీడా రతి బుద్ధి ప్లెఫుల్నేస్, వాయువ్య దళములో గమన మూవ్ ఫ్రోమ్ ప్లస్ టు ప్లస్ బుద్ధి, ఉత్తర దళములో శాంతము, ఈశాన్య దళములో జ్ఞానము, హృదయమధ్యగా కర్ణికయందు వైరాగ్యము, కౌసరము పుష్పరాగము నందు బ్రహ్మచింతన. ఆయాస్థానములలో జీవుడు సంచరిస్తూ పై విశేషములన్నీ కల్పించుకొని అనుభవిస్తూ ఉన్నాడు. అట్టి జీవుడు పై హృదయ కమలదళ సంచారముల నుండి విరామము పొంది బయటకు వచ్చి స్వస్వరూపముతో మమేకమగు మార్గమును అన్వేషించాలి. ఏకోదేవః సాక్షి జీవత్ అవస్థలు 5. 1. జాగ్రత్ 2. స్వప్నం 3. సుషుప్తి 4. తురియము 5. చ తురియ విరహితమగు తురియాతీతము. పై అవస్థల పురుషకారములు 1. విశ్వుడు 2. తైజస్సుడు 3. ప్రాజ్ఞుడు 4. తురియుడు 5. ఏకస్వరూపుడు తటస్థుడు. అవస్థలు పురుషకారములు 5గా చెప్పుకుంటున్నప్పటికీ అవన్నీ తనవైన జీవుడు ఏకస్వరూపుడేగాని అనేక రూపములుగా అవడు, 5గా అవటమే లేదు. అట్టి జీవుని సహజమగు తురియాతీతుడు 4 అవస్థలలో మిగిలిన 3 కలిగి మొత్తం 4x4 16 షోడశ కళాస్వరూపుడై ఉంటున్నాడు. ఏకోదేవః సాక్షి అయితే పై 4x4 16 అవస్థలు కూడా తురియాతీతుడగు నిర్గుణస్వస్వరూప పరబ్రహ్మమునకు లేవు. పై 16 టికి తురియాతీతుడు నాటక దీపమువలె సాక్షిత్వము వహిస్తూ సర్వదా ఏకస్వరూపుడై ఉన్నాడు. అట్టి తురియాతీతము ఈ జీవుని సహజ నిజస్వరూపమే అయి ఉన్నది. తురియాతీతుని తటస్థ మధ్యవర్తి రూపము సమస్తమునకు పరము బియాండ్ అయినట్టి ఈ జీవుని యొక్క సమస్తమునకు అతీతమైన తటస్థ స్వరూపమే మధ్యవర్తి అనబడుతోంది. తటస్థుడగు తురియాతీతుడే సమస్తమునకు ద్రష్ట అయితే ఆయనకు ఆ స్వస్వరూపమునకు ద్రష్టత్వము అనే ధర్మము లేదు కాబట్టి అద్రష్ట కూడా. కర్తృత్వము భోక్తృత్వము అహంకారములతో కూడిన జీవాత్మవైనమంతా ఆయన యొక్క స్వయం కల్పిత చమత్కారమే. అందుచేత తురియాతీత పురుషుడే జీవాత్మగా కనిపిస్తూ ఉన్నాడు. కాని జీవునికి ఆవలివాడు సాక్షి కాబట్టి జీవాత్మగా అవటం లేదు. ఆయన జీవాత్మగా కనబడుచుకూడా తనకు అన్యమైన దేనిచేతనూ స్పర్శించబడడు. ఆయన జీవాభిమానము క్షేత్రాభిమానము శరీరాభిమానము పొందువాడు కాడు, కనుక జీవాత్మ ధర్మములు లేనివాడు. అయితే ఆయన సాక్షిగా ఏర్పడి ఉండటం చేతనే సమస్త అభిమానములు ఉనికిని పొందుచున్నాయి. జీవునికి ఈశ్వరునికి ఘటాకాశము కుండలోని ఆకాశము మహాకాశము ఆల్ ప్రెజెంట్ స్పేస్ అనే భేదములు ఉన్నాయి. తురియాతీత పురుషుడే జీవత్ ఈశ్వరులు దృష్టిచే ఆపాదనచే ఆశ్రయించి ఉన్నప్పటికీ తురియాతీతునికి జీవ ఈశ్వర భేదము లేదు. ఉభయము తానే ఉభయమునకు వేరే తురియాతీతుడు ప్రకాశించుచున్నాడు. ఈ జీవుడు అట్టి తురియాతీత స్వస్వరూపము ఆస్వాదించేది ఎట్లా? జీవుడు వాస్తవానికి తురియాతీత స్వరూపుడే కాబట్టి సహజము నుండి సహా సందర్భములోనికి సందర్భములో నుండి సహజములోనికి అనుక్షణం సోహమను అజపాగాయత్రి నిర్వర్తిస్తూనే ఉన్నాడు. ఉచ్ఛ్వాస సహ సహజరూపము నిశ్వాస అహం సందర్భరూపము అజపాగాయత్రి ఈ విధంగా సోహం సహజ సందర్భ ఏకైక తత్వమును ఎరిగి శరీరాభిమానం త్యజించాలి. ఎవరు శరీరాభిమానము త్యజిస్తూ వస్తారో అట్టివాడు బ్రహ్మమే అని చెప్పబడుతోంది. శరీరాభిమాన త్యాగము ఏ విధంగా? సమస్త జగద్విశేషములు పట్ల సంగము వదలి క్రోధమును జయించి అల్పమైన ఆహారము ఇంద్రియ సద్వినియోగము అభ్యసిస్తూ ఇంద్రియములను జయించి తన వశము చేసుకున్నవాడే బుద్ధితో నవద్వారములను 2 కళ్ళు 2 చెవులు 2 ముక్కు రంధ్రములు నోరు గుదము రహస్యావయవము మూసి ఉంచి ధ్యాసలను బాహ్యనుభవముల నుండి వెలుకకు మరల్చి మనస్సును సర్వత్రా సమస్వరూపమయ్యున్న ఆత్మయందు నిలపాలి. సమస్తము ఆత్మప్రదర్శనముగా ఉపాసిస్తూ సర్వమునందు స్వస్వరూపాత్మను స్వస్వరూపాత్మయందే సమస్తమును దర్శిస్తూ ఆత్మ గురించిన ధ్యాసను నిలపాలి. అట్టి ధ్యాసయే ధ్యానము. యతీశ్వర సిద్ధి ధ్యానము జన సంచారములేని శూన్య ప్రదేశములలోనూ ప్రశాంత స్థలములందు గుహలలోనూ అడవులందు యోగి ఎల్లప్పుడూ సమదృష్టి అభ్యసించువాడే. సమ్యక్ ధ్యానము ఆత్మయందే సమస్తము దర్శిస్తూ ఆత్మయే సమస్తమయ్యున్నట్లు బుద్ధి నిశ్చలత పొందే ప్రయత్నము నకు ఉపక్రమించాలి. బ్రహ్మాత్మైక్య భావనను మనస్సుతో అనుక్షణికంగా మననయుక్తము చేయాలి. ఆతిథ్యము ఇచ్చే చోటులకు, శ్రాద్ధము, యజ్ఞము, దేవయాత్రోత్సవాలు జరిగే ప్రదేశాలకు, అనేక మంది జనము గుమకూడిన చోట్లకు సిద్ధిని కోరుకునే యోగి, యోగవేత్త అయినవాడు పోయి పాల్గొనరాదు. అటువంటి చోట్ల యోగాభ్యాసము చేయు ప్రయత్నము చేయరాదు. యోగాభ్యాసి అయినవాడు ఎవరినీ దూషించరాదు. యోగాభ్యాసములను ఎగతాళి చేసే, పరాభవించే స్వభావముగల జనుల మధ్యగా ఉండరాదు. ఇతరుల దోషగ్రహంకారములు తన యొక్క తితిక్ష, ఓర్పు, సహనములకు సహకారిక ఉపకరణ సందర్భములుగా భావించాలి. త్రిదండి మహాయతి శాస్త్ర విహిత తత్వసాధన కొరకై త్రిదండము ధరించుగాక. అట్టి త్రిదండము యొక్క ఉత్తమార్థమును గ్రహించి ఉండాలి. 1. వాక్దండము, 2. కర్మదండము, 3. మనోదండము, వాక్కర్మ మనస్సులు. ఈ 3 నియతి పూర్వకంగా సిస్టమాటికల్లీ ఎంగేజ్డ్ ఉపయోగిస్తారో అట్టివాడు త్రిదండి మహాయతి అని పిలువబడతాడు. మధుకర భిక్షాటన సమయాసమయములు భిక్షకు ఒక ఇంటికి వెళ్లేటప్పుడు అప్పటికే అగ్ని చల్లారి పొగ తొలగిన తరువాత మాత్రమే వంట పూర్తి అయిన సూచనను గమనించి అట్టి సమయమున భిక్షకై వెళ్ళాలి. సంపద కలిగి దానము చేయు స్వభావము పుణ్యభావన కలవారి ఇళ్లవద్ద మాత్రమే భిక్ష అడుగుదురుగాక. ఎవడు భిక్షధర్మము నియమితములు ఆచరించకుండా ఇతరులను బాధించి పెత్తనము చెలాయిస్తూ భిక్ష అడుగుతాడే వ్యసనములు కలిగి ఉంటాడో, లేదా అనురాగము కలిగి ఉన్నవాడై వైరాగ్యము ఆశ్రయించడో అట్టివాడు నీచుడే అవుతాడుగాని యతి కాలేడు. ఒకరి ఇంట్లో భిక్ష అధికంగాను విశేష పదార్థములతోనూ లభిస్తోంది కాబట్టి ఆ కారణంగా అదే ఇంటి వద్ద మరల మరల భిక్ష కోరరాదు. ఏ యతి సన్యాసి అయితే శరీర ఇంద్రియములకు ఆవలి సర్వసాక్షి పరమార్థిక విజ్ఞానస్వరూపము బ్రహ్మానందఘనము స్వయం ప్రభ తేజో ప్రభాసితము కేవల అసిధార సుఖస్వరూపము అగుస్వస్వరూప సర్వాంతర్యామేగు అఖండాత్మను గ్రహిస్తాడో అట్టివాడు అతివర్ణాశ్రమి. చతుర్విధ ఆశ్రమముల పరిధులను ఆశ్రమ నియమ వ్యవహారములను అధిగమించినవాడు అగుచున్నాడు. ఆశ్రమ ధర్మములన్నీ మాయా కల్పితములే. ఓ నారద, ఒక ముఖ్య విషయం శాస్త్రములు ఆశ్రమ ధర్మములు చెప్పుచున్నాయి. బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి విధులు విధానములు నిర్వర్తించవలసినవి నిర్వర్తించకూడనివి చెప్పుచున్నాయి. నేనుకూడా యతి, పరివ్రాజక, తురియాతీత పరమహంస ధర్మాలన్నీ చెప్పుతూ వస్తున్నాను కదా. అయితే సర్వాశ్రమ ఆదయో దేహే మాయా పరికల్పితాః సమస్త ఆశ్రమధర్మములు మాయా కల్పితమే. అటువంటప్పుడు నియమనిష్టలు విధినిషేధములు శాస్త్రములు ఎందుకు చెప్పుచున్నాయి? ఒకనికి ముల్లు గుచ్చుకొన్నప్పుడు కాలిలో విరిగిన ముల్లును మరొక ముల్లుతో తీసి అటు తరువాత 2 ముల్లులను ఆవల పారవేస్తాము కదా. అట్లాగే బంధము అనేది స్వయంకృత మాయాకల్పితమే. ఆపాదితమగు స్వస్వరూపము బంధము పొందుచున్నది అనుభ్రమ లేక సంసార బంధము తొలగటానికే శాస్త్రములు మాయాకల్పితములగు విధినిషేధములు చెప్పుచున్నాయి. స్వస్వరూపము యొక్క జ్ఞానముచే 1. ఆత్మగా అనుకోవటము, 2. అనిపించటము, 3. అదే తానవటము కొరకే నియమములు 4 వర్ణాశ్రమముల వారికి చెప్పబడుచున్నాయి. ఏ వర్ణాశ్రమవాసి అయినా సహజముగా స్వయముగా ఆత్మస్వరూపుడే. పూర్ణముగు ఆత్మభావనాసిద్ధికి అర్హుడు కానివాడెవడు? సర్వదా సిద్ధించియే ఉన్నదాని కొరకే సాధన ఎందుకు? సర్వదా సిద్ధించియే ఉన్నది అను నిశ్చయానుభవము కొరకు మాత్రమే సాధన. సిద్ధి పొందిన తరువాత సాధనతో పనేముంటుంది? చేరవలసిన చోటికి చేరిన తరువాత ఇంకా నడకతో పని ఉంటుందా? ఉండదు కదా. బోధరూపుడగు ఆత్మనే నేను అను స్వానుభవము సిద్ధించుకున్నవానికి ఇక మమకారము అహంకారము మచ్చుకకైనా ఉండవు. అతడు వేద వేదాంత వేద్యుడు. వేదము తెలియబడినది. వేదాంతుడు వేదాంతవేద్యుడు తెలియబడేదానికి ఆవలగల తెలుసుకొనుచున్నవానిని తెలుసుకున్నవాడు. అట్టి వేదాంతవేద్యుడు అతి వర్ణాశ్రమి, వర్ణాశ్రమ పరిధులను దాటినవాడు అగుచున్నాడు. ఎవడు స్వాత్మదర్శనంచేత వర్ణాశ్రమ భేదములు ఆత్మదృష్ట్యా మొదలేలేవు అని అసంశయముగా గ్రహిస్తాడో అట్టివాడు అతీతాశ్రమి అయి సర్వే సర్వత్రా ఆత్మనే దర్శిస్తాడు. ఆత్మే తానే సర్వాత్మకుడై వెలుగొందుతాడు. ఆ విధంగా సర్వవేదార్థముల సారము స్వయముగా పునికిపుచ్చుకోగలడు. కాబట్టి నారద, ఆత్మను తెలిసినట్టి ఆత్మవేది, నా ఆశ్రమము, తదితర ఆశ్రమములు ఇవన్నీ కూడా ఆత్మపై ఆరోపితమైనవే అనగా అహ్రాంతి మాత్రమే పని సుస్పష్టముగా ఎరిగి అతివనాశ్రమి అగుచున్నాడు. ఓ పుత్ర నారద, బ్రహ్మవిజ్ఞాని అయినవాని పట్ల ఇక విధి నిషేధములు గాని వర్ణవర్ణశ్రమ కల్పనలు గాని మరింకే జీవాత్మ పరమాత్మ భేద విషయాలు గాని ఏమాత్రము అగుపించవు, కనిపించవు. ముక్తి మార్గము బ్రహ్మదేవుని పదము నుండి మరే పదము పట్ల సర్వజీవుల వ్యవహారముల పట్ల అనురక్తి లేనివాడే విరక్తుడై ఉండాలి. పుత్ర మిత్ర కళత్ర కుల మత ఇత్యాదివన్నీ అల్పములుగా భావించి పెల్లగించివేసి వేదాంత జ్ఞానము పొందుచు ముక్తిమార్గమునందు శ్రద్ధ కలిగినవాడే ఉండాలి. ముక్తి కొరకే ఉపాయములు ఆశ్రయిస్తూ బ్రహ్మతత్వము ఎరిగిన గురువును ఆశ్రయించాలి. అట్టి గురువును సేవించి వారికి సంతోషము కలుగజేస్తూ సమాహితుడై ఏకాగ్రబుద్ధి కలవాడై వేదాంత వాక్యార్థములను దీర్ఘకాలము శ్రవణము మననము హృదయస్థము చేసుకునుగాక. శ్లోక్ నిర్మమో నిరహంకారః సర్వసంగ వివర్జితః సదా శాంత్యాదియుక్తః సన్ ఆత్మని ఆత్మానం ఈక్షతే. ఆ విధంగా మహావాక్యముల అర్థార్థి అయి అర్థములను విచారణ చేస్తూ హృదయస్థము చేసుకునుగాక. క్రమంగా మమకార అహంకారరహితుడై సమస్త సంగములను ఓల్ అటాచ్మెంట్స్ త్యజించినవాడే ఎల్లవేళల శాంతి సహనము అమానిత్వము మొదలైన ఉత్తమ గుణములు సిద్ధించుకున్నవాడే సర్వత్రా ఆత్మదర్శనము ఆశ్రయించునుగాక. దృశ్యముతో ఏర్పడే భేద సంబంధరూపమగు సంసార దోషములను దృష్టియందు ఉంచుకుని ఎల్లప్పుడూ విరక్తుడై ఉండునుగాక. విరక్తస్యతు సంసారాత్ సన్యాసః స్యాత్ న సంశయః. ఎవడు సమస్త సంసారము పట్ల విరక్తుడై ఉంటాడో అతడు సన్యాసియే, ఇందులో సందేహము లేదు. అందుచేత ముముక్షువు బంధము తొలగించుకోదలచినవాడు సమస్తమునకు పరమయున్న సాక్షాత్ మోక్ష సాధన అను ఏకైక మార్గము ఆశ్రయించువాడు పరమహంస ఆగుచున్నాడు. అందుకు మార్గము వేదాంతార్థ శ్రవణము అనే మార్గముగా బ్రహ్మ విజ్ఞానము సిద్ధించుకోవాలి. పరమహంస యతి బ్రహ్మ జ్ఞానలాభము పొంది పరమహంస సోహం పరమం స్థానము సిద్ధించుకొనుగాక. అందుకు ఉపాయములు చెప్పుకుందాము. శాంతి దాంతి ఇంద్రియ నిగ్రహము మొదలైన సాధనలయందు శ్రద్ధ కలిగి ఆచరించువాడే ఉండాలి. శాంత దాంత అభ్యాసములతో ఇంద్రియములను జయిస్తూ జిత్రేంద్రియుడై వేదాంత శాస్త్రమును శ్రద్ధగా అభ్యసించువాడే ఉండుగాక. భయరహితుడై అన్నిటిపట్ల మమకారము వదలినవాడై ద్వంద్వాతీతుడై జగద్విషయములు ఏవీ స్వీకరించనివాడై ఉండునుగాక. యతి జీర్ణమైన వస్త్రము నుండి చించిన కౌపీనము గోచి ధరించి తలవెంట్రుకలు తొలగించుకుంటున్నాడు. ముండి నగ్నముగా విదౌట్ క్లోత్ న్యూడ్ ఉంటున్నాడు. ప్రాజ్ఞుడై నిత్యానిత్య వివేకి అయి వేదాంత పరమార్థము ఎరిగిన యోగి అయి నిర్మమా నిరహంకారుడై శత్రుమిత్రులయ్యందు సమబుద్ధి కలిగి సమస్త సహజీవుల పట్ల మిత్రభావము పవృద్ధపరచుకొనుగాక. ఎవడైతే అనేకముగా కనిపించే ఈ దృశ్య జగత్తు పట్ల ఏకముగు ఆత్మజ్ఞానము సంపాదిస్తూ ఏకజ్ఞాని అవుతాడో తన హృదయమునందు సమస్త భేదభావములను సశాంతింపజేసుకుని ప్రశాంతాత్ముడవుతాడో అట్టివాడు సంసారము నుండి తరించగలడు. అట్టి ఏకదృష్టిని సంపాదించుకోలేనివాడు సోహం పరం రూపమగు పరమహంసత్వము సిద్ధించుకోలేడు, దృశ్యబంధముల నుండి తరించజాలడు. అందుకు కొన్ని ఉపాయములు. ఒకటి గురాశ్రయము ఒక సంవత్సరము. అట్టి ఏకదశి అయి ఆత్మత్వము సిద్ధించుకోవటానికై తత్వజ్ఞాని అగు సద్గురువును ఆశ్రయించాలి. గురువును సేవలచే సంతోషింపజేస్తూ గుర్వాశ్రమంలో ఒక సంవత్సర కాలము గడుపునుగాక. గురువు తెలియజేయు విధంగా ఇంద్రియములను అప్రమత్తముగా నియమిస్తూ నియమమును నిర్వర్తించాలి. క్రమంగా యమము ఇంద్రియములను విషములపై వ్రాలటము అనే వ్యసనము నుండి ఎల్లప్పుడూ వెనుకకు మరలిస్తూ ఉండాలి. నియమేషు అప్రమత్తస్తు యమేషు సదా భవేత్. రెండు, భూమిపై సంచారము ఒక సంవత్సర కాలము గురు ఆశ్రయముచే ఉత్తమముగు ఆత్మజ్ఞాన యోగమును అభ్యసించిన తరువాత ధర్మాచరణము నుండి ఏమాత్రము చ్యుతి పొందకుండా భూమిపై ఆయా ప్రదేశములను, మహనీయుల ఆశ్రమములను, తీర్థస్థలములను సందర్శిస్తూ ఒక సంవత్సరము గడుపునుగాక. మూడు, గృహస్థ వానప్రస్థాశ్రమములు ఆత్మజ్ఞానము ప్రవృద్ధ పరుచుకొనుచు భూమిపై సంచారము ఒక సంవత్సర కాలము చేసి ఆ తరువాత గృహస్థ ఆశ్రమము అటు తరువాత వానప్రస్థాశ్రమము స్వీకరించి ఆయా ధర్మములు నిర్వర్తించునుగాక. నాలుగు, పరమాశ్రమము ఆ విధంగా విద్యార్థిత్వము, అధ్యయన సంపూర్తి, గురు ఆజ్ఞతో సంవత్సర దేశ సంచారము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము పూర్తి చేసుకుని క్రమవిధిగా ఆ బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ ఆశ్రమములను ముగించుకొని గురువుల కుటుంబ సభ్యుల అనుజ్ఞతో పరమాశ్రమము స్వీకరించి అప్పుడిక లోక సంచారము చేయాలి. సమస్త సంగములు వదలి క్రోధమును జయించి మితాహారము స్వీకరించువాడే ఇంద్రియములను జయించునుగాక. విడిచి ఉండవలసినవి శ్రీ బ్రహ్మదేవ భగవానుడు, ప్రియ నారద. గృహస్థునికిగాని భిక్షుకునికి పరివ్రాజకునికి గాని విపరీత కర్మలు ఉచితము కాదు సుమ. శ్రీ నారద మహర్షి తండ్రి, ఏవేవి విపరీత కర్మలు అనబడుచున్నాయి? శ్రీ బ్రహ్మభగవానుడు, ద్వి రెండు విధములైన కర్మలు విపరీత కర్మలు అనబడుచున్నాయి. ఒకటి, గృహస్థుడు ఏ ప్రయత్నము చేయకుండా ఏ ఉపయుక్త కర్మ ఆరంభించకుండా నిరారంభుడై ఉండువాడు ఈ విపరీత కర్మిష్ఠుడు. రెండు, భిక్షుకుడు అనేక సాంఘిక సంబంధమైన కార్యాలాపములు నిర్వర్తిస్తూ ఉండటము చేత విపరీత కర్మిష్ఠుడు అనిపించుకుంటాడు. అట్టివారు వైరాగ్యము సిద్ధించుకోలేరు. ఆహా, ఈ జీవుడు స్త్రీపురుషులు పరస్పర భౌతిక దేహములను చూచి సురాపానము త్రాగనవానివలే ఆగుచు మదమును, సెక్సువల్ థోట్స్ పొందుచున్నారే. ఇక సర్వత్రా ఆత్మదృష్టి అలవడే అవకాశము ఎక్కడిది? అందుచేత చర్మ మాంస శరీర దృష్టిని ఆత్మానందము కోరువాడు దూరంగా వదలాలి. ఆత్మజ్ఞానము కోరుకొనివాడు స్త్రీ పురుష సంబంధముల గురించి సంభాషించనేకూడదు. అట్లాగే స్త్రీలతో, అట్లాగే స్త్రీలు పురుషులతో నృత్యము చేయటము, శృంగారగానములు, ఆనందముగా పరిహాసాలు, సరసాలు ఆడటము, ఇతరుల గురించి చెడు విషయములు సంభాషించటము మొదలైనవన్నీ కూడా ఆత్మజ్ఞానమునకు తీవ్రముగు నిరోధకములు అవగలవు. అందుచేత ముముక్షు అట్టివాటి పట్ల జాగరుకుడై ఉండాలి. ఆత్మతో అంతఃసంగము సిద్ధించుకున్నవాని విధి నిషేధములు. శ్రీ నారదమహర్షి జగత్ సృష్టి చైతన్యరూప, జగత్ పితామహ, బ్రహ్మదేవ భగవాన్, శాస్త్రములు ముముక్షువుల ఉద్ధారణ కొరకై బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ధర్మములు చెప్పుకుంటూ వస్తున్నాయి కదా. మరి ఆత్మతో అనునిత్యము మమేకత్వము సిద్ధించుకున్న మహనీయుని విధి నిషేధములు, డోస్ అండ్ డోంట్స్ ఏ తీరునవై ఉంటాయి? ఎటువంటి స్నాన పూజ, అగ్నికార్య, తీర్థయాత్ర, ధర్మాధర్మ నియమములు కలిగి ఉంటాడు? శ్రీ బ్రహ్మ భగవానుడు ఆత్మగురించి ఎరిగి స్వస్వరూపాత్మను దర్శించినవాడే సర్వత్రా ఆత్మానందము ఆస్వాదించుకున్న ఆత్మసిద్ధునికి ఎటువంటి స్నాన పూజ, జప, హోమ సాధనలు ఉండవు. అగ్నికార్యములు, అకార్యములు, పితృకార్య నియమములు, తీర్థయాత్రలు, వ్రతములు, ధర్మనధర్మ సూచనలు శాస్త్రములు చెప్పటం లేదు. సర్వసాధనల పరాకాష్ఠ అగు సర్వత్రా ప్రేమాస్పద ఆత్మదర్శనము స్వస్వభావ రూపంగా సిద్ధించుకున్నవానికి సమస్త సాధనముల ప్రయోజనము సిద్ధించినట్లే. ఒకడు వెళ్లాలి అనుకున్న చోటికి వెళ్లిన తరువాత ఇక ప్రయాణ సాధనలతోనూ ప్రయాణ సమయంలో జాగరూకతలు గురించి అగత్యము, ఇనేవిటబిలిటీ ఏమి ఉంటుంది? అట్టి స్థితిలో త్రియాశ్రమముల లేక సన్యాసాశ్రమ సంబంధమైన యతి పరివ్రాజ ధర్మములు ఏవీ విధి కాదు, నిషేధము కాదు. అట్టివానికి పరమాత్మయందు రమించటమే ఏకైక నియమము. నేను సర్వదా అఖండమగు ఆత్మతో ఏకమై ఉన్నాను అను నిశ్చల భావనయే సాధన. అయితే పరమార్థబుద్ధిగలయ్యతి లోకాచారములన్నీ విడిచినవాడే ఉండినప్పటికీ లోకమునకు క్షేమము కలిగించు కర్మలును స్వాభావికంగానే వీడెడు. తనను ఆశ్రయించిన మముక్షువులకు స్థైర్యము కలిగించు విధులను స్వాభావికంగానే విడువడు. ఎందుకంటే అట్టివాడు సమస్త జీవుల పట్ల స్వాభావికంగా అత్యంత ప్రేమ క్షమ ఆప్యాయత కలిగి ఉంటాడు కాబట్టి. అందుచేత పరమార్థబుద్ధి గలయ్యతి క్రిమి కీటక పతంగములకు గాని వనస్పతులకు వృక్షములకు గాని సహజీవులకు గాని హింస కలిగించడు. అట్టివాడు నిత్యము అంతర్ముఖుడై సమస్తమునందు నిర్మలమగు ఆత్మయే ఆధారమయ్యున్నది అని సమన్వయించుకుంటూ అందరిలో ఆత్మనే దర్శిస్తూ ఆరాధించు భావన విడువక ఉంటాడు. నిర్మలము ప్రశాంతము స్వస్వరూప పూర్ణములతో కూడిన బుద్ధిని కలిగి ఉంటాడు. మమాత్మ సర్వభూతాత్మ భావనతో బ్రహ్మానందము ఆస్వాదిస్తూ ఉంటాడు. ఓ నారద, తదితర మునులారా, సమస్త జనులారా, మీరంతా కూడా బాహ్యమున సంగము కలిగి ఉండికూడా అంతఃసంగము రిలేటెడ్నెస్ ఇన్ ద ఇన్నర్ రిసెస్ ఆఫ్ హార్ట్ మొదలంట్లా విడిచివేసిన వారే ఉండండి. ఇదియే ముఖ్యమైన యతి సన్యాసి పరివ్రాజ ధర్మము. అంతఃసంగము విడిచియే లోకములోనూ సందర్భములలోనూ విహరించండి. ఆత్మ గురించిన మననమును అనుక్షణము ఆశ్రయించినవారే ఒంటరిగా ఈ జగత్తులలో దేహముల మధ్యగాను జన్మ కర్మలతోడను విహరించండి. అయినా కూడా నా రాజకే జనపదే చరతి ఏకచరో మునియః. ముని అయినవాడు రాజప్రభుత్వ పరిపాలనలు లేని చోట విహరించకపోవటమే ఉచితము. దేనిని స్తుతించక నమస్కరించక స్వధాకారుడు కాక ఆశీర్వాదములు పరిత్యజించినవాడై స్వేచ్ఛగా యాదృచ్ఛికంగా కొండగుహలలోగాని వనములలోగాని మరింకెక్కడైనా గాని ఆత్మదృష్టితో విహరించునుగాక. ఇతి ఉపనిషత్ షష్ఠమ ఉపదేశము. సప్తమ ఏడవ ఉపదేశము వ్యతి ధర్మముల పునశ్చరణ. శ్రీ నారదమహర్షి హే పితామహాభగవాన్, మహత్పాఠ్యాంశములకు పునశ్చరణ దోషము ఉండదు అని ఆర్యవాక్యము కదా. అందుచేత యతి ధర్మముల గురించి సమస్త జనులు పాటించవలసిన విధి విధానముల గురించి మరల మరొక్కసారి సమీక్షించండి. బ్రహ్మ భగవానుడు నీవు కోరుచున్నట్లుగా మరల వివరిస్తున్నాను, విను. అశాశ్వతమగు ఇంద్రియ దృశ్య విషయముల పట్ల ఇవి నిత్యము సత్యము దోషదుహకరహితము అగు ఆనందమును ఇవ్వలేవు అని సుస్పష్టముగా గుర్తించి విరక్త సన్యాసి అగుచున్నాడు. సమస్తము మానసికంగా సన్యసించినవాడే ఇక భౌతికంగా ఒకచోట ఉండక పరివ్రాజకుడై ఆత్మయోగమును అభ్యాసము చేయునుగాక. వర్షాకాలములో మాత్రము చాతుర్మాస్య వ్రతము రూపంగా సాధనకు సానుకూలమైన ఒకే ప్రదేశములో 4 నెలలు నివసించునుగాక. ఏకాకిగా చరించునుగాక. చాతుర్మాస్యము కాని సమయమంతా ఎక్కడైనా ఒక్క రాత్రి మాత్రమే ఉండునుగాక. భిక్షు జీవితము గడపునుగాక. ఒకచోటనే ఉంటే ప్రాపంచక విషయాలు నన్ను ఆకర్షస్తాయేమో అని భయపడుచు సారంగము తుమ్మెద లాగా ఒకచోట ఉండక ప్రతిరోజు ప్రయాణము కొనసాగిస్తూనే ఉండాలి. ఉండిపోదాములే అని తన ప్రయాణమును నిరోధించరాదు. చేతులు ఉపయోగించి నదిజలల్లో ఈత కొట్టుచూ దాటటము చేయరాదు. చెట్లు ఎక్కటం చేయరాదు. దేవాలయ ఉత్సవాలలో దర్శనము పాల్గొనుట చేయరాదు. ఒకేచోట అనేకసార్లు భుజించరాదు. నా ఏకరాత్రాసి బాహ్య దేవతార్చనలు నిర్వర్తించరాదు. సర్వాంతర్యామి అంతర్హృదయుడు అయినట్టి పరమాత్మనే సర్వదా సేవించాలి. స్వస్వరూపాత్మ యొక్క నిర్మలత్వ నిర్గుణత్వ సర్వాతీతత్వమునకు వ్యతిరిక్తమైన సంభాషణగాని పారాయణముగాని అధ్యయనముగాని నిర్వర్తించకూడదు. మధుకర వృత్తితో ఆహారము స్వీకరిస్తూ క్రమంగా సంసార ధ్యాసలన్నీ కూసింపజేయునుగాక. బలము కండ క్రొవ్వు వృద్ధి చేసుకోవాలని ఆశయముతో నెయ్యి మొదలైనవి అభిలషించరాదు. నేని నెత్తురుకుటవలెను, ఒకే ఇంట్లో అనేకసార్లు భుజించుటమును, మాంసాహారమువలేను, సుగంధ లేపనములను అశుద్ధమువలేను, క్షారములను, అధికంగా ఉప్పు కారములను, నీచ వస్తు సేవనమువలేను, ఖరీదైన వస్త్రములను ఉమ్మిపాత్రవలేను, అభ్యంగన స్నానమును దుష్టస్త్రీ సంగమువలేను, సంసార దృష్టి గల స్నేహితులతో కాలము గడపటమును మూత్రముతో సమానముగాను, ప్రాపంచక విషయములను ఇతరుల దుర్గణములను మాట్లాడుకోవటమును గోమాంసముతో సమానముగాను, జ్ఞాతులతో చుట్టములతో కలిసి ఉండటము మురికివాడలో నివాసమువలేను, స్త్రీలతో స్నేహము త్రాచుపామును సమీపించటమువలేను, బంగారమును కాలకూట విషముతో సమానముగాను, అనేక మనస్తత్వములతో కూడిన జనుల సమావేశమును శ్మశాన ప్రదేశమువలేను, రాజధానిలో జనుల వ్యవహారములు లాభనష్ట వ్యవహారములు కుంభిపాక నరకముతో సమానముగాను, ఒక ఇంటిలో అనేక సార్లు భుజించటమును శవపిండమును స్వీకరించటమువలెను విసర్జించి ఉండాలి. దేహాంతర దర్శనము, ఆత్మగా నాకు ఈ జన్మయే లేదు, ఇక పునర్జన్మ లేదని వేరే చెప్పాలా అని భావిస్తూ పునర్జన్మ రాహిత్యమును బుద్ధియందు వికసితము చేసుకునుగాక. ప్రపంచ వృత్తులన్నీ పరిత్యజించి స్వదేశము అనే పరిమిత భావమును వదిలివేసి రక్తబంధువుల ప్రదేశములను వీడి పదార్థములతో సంబంధమును విడిచివేసి స్వస్వరూపానందమును సర్వదా సిద్ధించియే ఉన్నదానిగా గమనిస్తూ హాయిగా ప్రశాంతముగా ఉద్వేగరహితంగా ఆనందముగా ఈ దృశ్యమునందు సంచరిస్తూ పాల్గొననుగాక. ఇది నా శరీరము, నేను దీనికి చెందినవాడను అను శరీరాభిమానమును నెమ్మదిగా జయిస్తూ దీనిని శవము వలెహేయమైనది అని భావించునుగాక. పుత్రులు ఆప్తులు బంధువు జనులు మొదలైన వారితో ఏర్పడే సంబంధమంతా కారగము ప్రిజన్ అని తలచి బంధుస్థలమును విడిచి సుదూరముగా సంచారము చేస్తూ సర్వాత్మకమగు స్వస్వరూపాత్మను ఉపాసిస్తూ అనుష్ఠించునుగాక. అప్రయత్నముగా లభించిన ఆహారమును సంతోషముగా అందరినీ ఆశీర్వదిస్తూ స్వీకరించాలి, తృప్తిని ప్రకటించాలి, ఎల్లప్పుడూ బ్రహ్మప్రణవ ధ్యాన అనుసంధానపరుడై ఉండాలి, సమస్త లోక సంబంధమైన కర్మలను విడిచివేనుగాక. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములు మొదలైనవి దగ్ధము చేసివేయాలి. సత్వ రజో తమో గుణములను దాటివేసి త్రిగుణతీత దృష్టిని ఆశ్రయించి త్రిగుణతీతుడగునుగాక. షడూర్ములను షట్ ఆరు ప్రవాహ వేగములను ఆకలి దప్పిక శోకము మోహము జర మరణములను అంతరమునరహితము చేసుకునుగాక. అవి ఆత్మధర్మములు కానట్లుగా గమనించాలి. షట్భావ వికారములను ఒకటి పుట్టను రెండు అభిప్రాయముల రూపుడను మూడు జ్ఞాపకములు కలవాడను నాలుగు కాలముచే ఒకటి నుండి మరొకటిగా అగువాడను ఐదు తెలియబడేవాటికి నిబద్ధుడను ఆరు మరణము స్వభావముగా కలవాడను మొదలంట్ల తొలగించుకునుగాక. ఆత్మదృష్టి కలవానికి ఈ షట్ ఆరు వికార స్వభావములు క్రమంగా వాటికవే తొలగిపోతూ ఉంటాయి. సత్యవాక్కు పలుకువాడే ద్రోహచింతన ఏమాత్రము లేనివాడే అద్రోహి అయి ఉండునుగాక. సర్వదా సంచారములు నిర్వర్తిస్తూ గ్రామములో ఒక్క రాత్రి మాత్రమే పట్టణములో ఐదు రాత్రులు మాత్రమే పుణ్యక్షేత్రస్థలములలో ఐదు రాత్రులు మాత్రమే అంతకుమించి ఉండనివాడై అనికేతుడై ఉండాలి. బుద్ధిచాంచల్యమును జయించటానికై తపోధ్యానయోగాభ్యాసములను నిర్వర్తిస్తూ స్థిరబుద్ధిని సంపాదించుకొనునుగాక. నన్నూతవాది నిజము కాని దానిని నిజమని నమ్మటము నమ్మించటము నిర్వర్తించుకుండునుగాక. పర్వతకందరములు గుహలు అతనికి నివాసయోగ్యమే అగుగాక. గ్రామములో అయితే ఒకరిద్దరి ఒకటి లేదా రెండు వరకు, పట్టణములలో అయితే ముగ్గురి వరకు, నగరములో అయితే నలుగురితోనూ మాత్రమే కలిసి ఉండటము శ్రేయస్కరము. అంతకుమించి ఎక్కువ మందితో కలిసి ఉండరాదు. లేదా గ్రామములో ఒంటరిగానే సంచారములు చేయటము మరింత శ్రేయస్కరము. భిక్షువు అయినవాడు పద్నాలుగు కరణములకు పంచకర్మేంద్రియములకు పంచజ్ఞానేంద్రియములకు అంతరంగ చతుష్టయమగు మనోబుద్ధి చిత్త అహంకారములకు తనను వశము చేసుకోవటానికి చోటు ఇవ్వకూడదు. అవన్నీ తనకే వశమై ఉండునట్లుగా యోగాభ్యాస బలసమన్వితుడై ఉండుగాక. అందుకుగాను వైరాగ్య సంపన్నుడు అగుచుండునుగాక. మత్తో న కశ్చిత్ అన్యో అతిరిక్త ఇతి ఆత్మని ఆలోచ్య సర్వతః స్వరూపమేవ పశ్యన్ జీవన్ముక్తిం అవాప్య. నాకు అన్యముగా వేరే ఏదీ ఎక్కడా లేదు అని స్వస్వరూపాత్మ యొక్క ఔన్నత్యమును గమనించి విచారించి సమాలోచనతో సర్వత్రా స్వస్వరూపమే అని దర్శించువాడు జీవన్ముక్తుడు అగుచున్నాడు. జీవన్ముక్తత్వముచే సర్వత్రా సర్వదా స్వస్వరూపమే అని అనుభవపూర్వకంగా దర్శిస్తూ ఉండాలి. ఇక ఆపై దేహము ఉన్నంతవరకు ప్రారబ్ధ ప్రతిభాస ఆ రిఫ్లెక్షన్ ఆఫ్ ప్రెజెంట్ ఈవెంచువాలిటీ బై వర్చ్యూ ఆఫ్ పాస్ట్ గా దేహమున్నంతవరకు జాగ్రత్ స్వప్న సుషుప్తి తురియ దేహములను తెలుసుకుని ఉండునుగాక. దేహపతన పర్యంతం స్వరూపానుసంధానేన వసేత్. దేహము పతనము పొందువరకు నేను దివ్యము నిర్మలము అఖండము అగు ఆత్మస్వరూపుడను అను రూపమగు స్వరూపానుసంధానము తన సహజ స్వరూపమును సర్వాత్మకుడగు పరమాత్మతో ఏకం చేస్తూ ఉండునుగాక. ఈ విధంగా దేహమున్నంతవరకు కాలహకాలుడే కాలమును గడుపునుగాక. కాలహకాలుడు కాలము నా యొక్క కల్పన చమత్కారములోనిదే. ఆత్మగా నేను కాలమునకు ఆవలివాడను అని గ్రహించి ఉన్నవాడు. శ్రీ నారద మహర్షి, మీరు మహత్తరమగు సోహం తత్వమార్గము చెప్పుచున్నందుకు కృతజ్ఞులం. మీకు వినమ్రులమై సాష్టాంగదండ ప్రణామములు సమర్పిస్తున్నాము. హే భగవన్, పితామహ, జగదాధార, జగత్శరణ్య, సద్గురువరేణ్య, సృష్టి ప్రజ్ఞాభాషిత, ఇప్పుడు మాకు ఒకటి, కుటీచక రెండు, బహుదక మూడు, హంస నాలుగు, పరమహంస ఐదు, తురియాతీత ఆరు, అవధూతల ఆచారములు, భోజనాది విశేషములు, భిక్షవృత్తులు, వస్త్రధారణలు, అర్చనలు, అనుసంధానములు మొదలైన విశేషాలు సమీక్షించి దయతో మరొక్కసారి చెప్పమని అర్థిస్తున్నాము. బ్రహ్మ భగవానుడు నారద, సరే, మరొక్కసారి నీవు అడిగిన విధంగా సమీక్షించి చెప్పుచున్నాను, విను. సన్యాసధర్మముల సమీక్ష. సన్యాసధర్మముల సమీక్ష. ఒకడు బ్రహ్మచారి అయినా, గృహస్థుడైనా, వానప్రస్థుడైనా, సన్యాసి అయినా కూడా లేక మరెవరైనా కూడా అందరికీ పరమాత్మతత్వము సిద్ధించుకోవటానికై రెండు ముఖ్యమైన సూత్రములు అనుసరించాలి. అవి అధ్యయనశీలురందరికీ ఉపాయములు. ఒకటి, సర్వేషాం ఆత్మానుసంధానం విధ్యః ఇత్యేవం ముముక్షుః. అందరికీ కూడా ఆత్మతో అనుసంధానమే ముఖ్యమైన విధి, తప్పక నిర్వర్తించవలసినట్టిది. ఆత్మ అనగా జాగ్రత్ పరిమితమైన నేను కాదు. జాగ్రత్ స్వప్న సుషుప్తులు నా కల్పన అయినట్టి జన్మ కర్మలకు కారణభూతమగు ప్రతి ఒక్కరిలోని సమస్తము నావైన నేనైన నేను. రెండు, సర్వదా సంసార తారకం. తారకం అనుస్మరణ్ జీవన్ముక్తో వసేత్. అధికార విశేషణ ప్రాప్తుః ఉపాయం అనిష్యేత్ ఇతి. దృశ్యమునకు పరిమితమై ఉండటము అనే వ్యసనము లేక సంసారము నుండి విముక్తికై తరింపజేయు మననము తారక మంత్రమును ఆశ్రయించాలి. ప్రతి ఒక్కరు కూడా వారి వారి అభిరుచి అభ్యాసములను సమర్థతా సాధ్యములను అనుసరించి ఏదో ఒక ఉపాయంతో లేక ఆయా కొన్ని ఉపాయముల సహాయముతో మోక్షము అను ఆత్మగురించిన అవగాహన రూపముగు జీవన్ముక్తిని సిద్ధించుకోవాలి. తారేత ఇతి తారకం, తరింపజేనది తారకము. జీవన్ముక్తుడు జీవిస్తూనే ఆత్మతత్వము దృష్ట్యా ఈ జగద్వ్యవహారములన్నీ ఆత్మగా గ్రహిస్తూ తనకు ఎందుకు స్వతహగా బంధనలు కావో గ్రహిస్తూ ఆలోచన రూపమగు మనస్సు తనకు అపకరణము అగునట్లు అభ్యాసము చేసి సమస్తము తానే అను సిద్ధిని పొందుచున్నవాడు. ఇతి ఉపనిషత్ సప్తమ ఉపదేశము. అష్టమ ఎనిమిదవ ఉపదేశము. శ్రీ నారదుడు, హే పరమేష్ఠి, బ్రహ్మ భగవాన్, మాపై ప్రసన్న హృదయలై అమృత వాక్కులు కురిపిస్తున్నారు. సంసారతారకమును ప్రస్తావిస్తూ ఉన్నారు. స్వామీ, ఇప్పుడు మాకు సంసారతారకము సంసారము నుండి తరింపజేయనది అగు విచారణ ఉపాసనల గురించి చెప్పండి. మాపై అనుగ్రహముతో మేము ఏ ఏ విషయాలు ఉపాయాలుగా స్వీకరించి సంసార శృంఖలముల నుండి విడివడగలమో అమార్గము చూపండి. శ్రీ బ్రహ్మ భగవానుడు, కేవలుడు, సర్వాత్మకుడు అగు పరమాత్మ లేక పరబ్రహ్మ పురుషుడు ఓం అను శబ్ద మహార్థ సంజ్ఞ చేవేదవా మేము సూచిస్తోంది. అట్టి ఓం ప్రణవము అవమాను విధంగా రెండు విశేషాలుగా కలిపి ఉన్నట్టిది. ద్రష్ట దృశ్యము, అనుభవీ అనుభవములు, కేవలుడు సందర్భములు, పురుషుడు ప్రకృతి ఈ ప్రకారంగా విభాగించి విశ్లేషించబడుతోంది. ఈ విధంగా వ్యష్టి సమష్టి ప్రకారముగా విభాగిస్తూ బ్రహ్మము గురించిన అనుస్మరణము కొరకే శాస్త్రములచే బోధించబడుతోంది. శ్రీ నారద మహర్షి కట్టి శాస్త్ర బోధ హృదయమునకు సంబంధించిన వ్యష్టి అనగా ఏమి, సమష్టి అనగా ఏమి? శ్రీ బ్రహ్మ భగవానుడు వివరిస్తున్నాను, శ్రద్ధగా అందరూ వినండి. ప్రణవము సర్వదా ఏకము అక్షరము అయి ఉన్నది. అయితే అది మొట్టమొదటగా శిష్యుల విద్యార్థుల అవగాహనను ఉద్దేశించి మూడు విధములుగా కూడా విభజించి చెప్పబడుతోంది. వ్యష్టి, సమిష్టి, వ్యవహారిక ప్రణవము సాధారణముగా మానవులచే జపించబడేది, అందుచేత మానుష ప్రణవము అంటారు. బాహ్య ప్రణవము భేరి, స్వరము, నినాదము మొదలైన వాటితో కూడిన శబ్దరూపము. ఆశ ప్రణవము మాత్రా గణయుక్తంగా విధిగా స్వరయుక్తంగా మహర్షులు చెప్పు ప్రణవము ఆశ ప్రణవము. అంతః ప్రణవము ఎనిమిది విధములు. ఒకటి అకారము పదివేల అవయవములతో కలిసి ఉన్నది. రెండు ఉకారము వెయ్యి అవయవములతో కూడి ఉన్నది. మూడు మకారము నూరు అవయవములతో ఏర్పడినదే ఉన్నది. నాలుగు అర్ధమాత్ర అనంతమగు అవయవములు. విరాట్ ప్రణవము సగుణమైనది, ప్లుతము మిక్స్ అప్. సంహార ప్రణవము నిర్గుణమైనది, ప్లుతకాలీనము. సృష్టి ప్రణవము సుగుణ నిర్గుణ స్వరూపము, ప్లుత మిక్స్డ్ రూపము. ప్లుతమునకు మూడు మాత్రలు, విరాట్ ప్రణవమునకు పద్నాలుగు మాత్రలు, షోడశ మాత్రాత్మకత్వము. శ్రీ నారదమహర్షి భగవాన్ ప్రజాపతి షోడశ మాత్రాత్మకము అని వేటిని అంటున్నారు. బ్రహ్మ భగవానుడు ఈ జీవుడు షోడశ కళాత్మకుడు అని చెప్పబడుచున్నాడు. ఒకటి అకారము రెండు, ఉకారము మూడు, మకారము నాలుగు, అర్ధమాత్ర ఐదు, నాదము ఆరు, బిందు ఏడు, కళా ఎనిమిది, కళాతీకము సాక్షి తొమ్మిది, శాంతి పది, శాంత్యతీత పదకొండు, ఉన్మని పన్నెండు, మనోన్మని పదమూడు, పురి పద్నాలుగు, మధ్యమా పదిహేను, పశ్యంతి పదహారు, పర. ఈ పదహారు కూడా స్థూల సూక్ష్మ బీజ తురియములు అనే నాలుగు భేదములతో ఒకటి అరిక్స్ నాలుగు అరవై నాలుగు మాత్రలుగా ఆగుచున్నాయి. ఇవి మరల ఒకటి ప్రకృతి ఎక్స్పీరియన్సెస్ సంబంధమైన అరవై నాలుగు, రెండు పురుష ఎక్స్పీరియన్స సంబంధమైన అరవై నాలుగు, మొత్తము నూట ఇరవై ఎనిమిది భేదములతో నిండిన మాత్రాస్వరూపములు. ఈ నూట ఇరవై ఎనిమిది భేదములు మాత్రాస్వరూపము పొందినవై ఒకటి సగుణ రెండు నిర్గుణ రూపములు దాల్చుచున్నాయి. బ్రహ్మ ప్రణవము, బ్రహ్మ ప్రణవము సర్వదా ఏకరూపమే. అట్టి బ్రహ్మమే సకల జగత్తుకు భూత వర్తమాన భవిష్యత్లో మార్పు చెందు జనించు గత్ గతించు దానికి ఆధారము అయి ఉన్నది. అట్టి సర్వాధారము అయిన బ్రహ్మము పరంజ్యోతి ఆబ్సొల్యూట్ ఎన్లైటన్మెంట్ స్వరూపము. సర్వముగా విస్తరిస్తూ సర్వమును పరిపాలిస్తూ సర్వేశ్వర రూపముగా ఎరుగబడుచున్నది. అదియే సర్వదేవతలకు నిలయము. అది ఈ సమస్త ప్రపంచము తన యొక్క గర్భమున కలిగి ఉన్నట్టిది. పరబ్రహ్మము ఇంకా కూడా సర్వ అక్షర మార్పు చెందని కాలస్వరూపము. కాలములో మార్పు లేదు. భూత వర్తమాన భవిష్యత్తులు కాలమునకు ప్రదర్శన చమత్కారములు ఎగ్జిబిటివ్ ఫీచర్స్. సర్వ వేదములతో శివ శుభ స్వరూపమై వెలుగొందుచున్నది. తెలియబడేదంతా అదియే. సకల శృతుల ఉపనిషత్తుల చే ఎలుగెత్తి ఉత్తమ స్థానముగా గానము చేయబడుచున్నది, వివరించబడుతోంది, వెతకబడి గుర్తించబడుతోంది. మూగ్యం త్రికాలములలో మార్పు చేర్పులు లేనిదైయున్నది. నేను అనేది మారటము లేదు కదా అవ్యయము. అట్టి సమస్త జీవుల సమస్త జగత్తుల స్వస్వరూపమే అయి ఉన్న ఆత్మయే లేక పరబ్రహ్మమే ఓంకారముగా మోక్షప్రదాయకముగా విద్యులు చెప్పుచూనే ఉన్నారు. అదియే ఆత్మ అని ఏతద్బ్రహ్మము అని జాగ్రత్ స్వప్న సుషుప్తుల సాక్షి అగు నేను అని అభివర్ణించబడుతోంది. ఓ నారద, అట్టి నీ యొక్క నా యొక్క సమస్త జీవుల యొక్క ఆత్మ ఎటువంటిదంటే అమృతము మృత్మార్పు ధర్మము లేనట్టిది, అజరం శిథలము కానట్టిది. అది అనుభూతిగా పొందినవాడు తానే అదిగా స్వానుభవముగుచున్నాడు. తదేవాహం ఓంకారము అనగా ఆత్మయే. ఈ శరీరము ఉన్నప్పుడే అట్టి ఓంకార సంజార్థమగు ఆత్మతో తమ్మేత్వము పొందాలి సుమ. ఇప్పటికిప్పుడే త్రిశరీరములకు జాగ్రత్ స్వప్న సుషుప్తి రూపములకు ఆవలగల ఆత్మయే పరబ్రహ్మమని అట్టి ఆత్మయే నేను అని ఈ జీవుడు వినిశ్చయుడు సునిశ్చయుడు కావాలి. అట్టి పరబ్రహ్మస్వరూపముతో ఈ విశ్వము ఇందలి సమస్త విషయ విశేషములను అనుసంధానము వెల్కనెక్టెడ్ చేసి వేయాలి. ఒకటి స్థూలత్వము చేత స్థూల పురుషుడుగాను, రెండు సూక్ష్మత్వముచే సూక్ష్మ పురుషుడుగాను, మూడు ఐక్యత్వముచే ఐక్యతానంద భోగ పురుషుడుగాను, నాలుగు ఈ మూడింటికి సాక్షిగా తురీయ పురుషుడుగాను, నాలుగు విధములుగా అగుచున్న ఆత్మపురుషుడను నేనే అని సుస్పష్టముగా నిర్దుష్టముగా గ్రహించబడుగాక. ఆత్మభగవానుని నాలుగు పాదములే జాగ్రత్ స్వప్న సుషుప్తి తురియములు విశ్వుడుగా తేజసుడుగా ప్రాజ్ఞుడుగా తురీయుడుగా సమస్తమును ఆస్వాదించుచున్నది ఆత్మపురుషుడే. ఆత్మపురుషుని లీల క్రీడ వినోద చమత్కారమే ఇదంతా. శ్రీనారద మహర్షి హే పరంధామ, పరబ్రహ్మము యొక్క నాలుగు పాదముల గురించి మరికొంత వివరించండి. శ్రీ బ్రహ్మ భగవానుడు ఈ విశ్వమంతా తన ప్రత్యక్ష రూపమై సమస్త జీవులలోనూ సమస్త లోకములలోనూ అంతర్యామి అయి విస్తరించియున్న ఆత్మభగవానునికి నాలుగు పాదములు. నాలుగు పాదములు: ఒకటి ప్రథమ పాదము అవిశ్వజిత్ అస్థూలభుక్ వైశ్వానరః. ఈ విశ్వమే వైశ్వానర పురుష రూపముగల ఆయనకు 19 ముఖములు, 1 చర్మము, త్వక్ స్పర్శ, 2 చక్షువులు, కళ్ళు చూపు, 3 శ్రోత్ర చెవులు వినికిడి, 4 జిహ్వ నాలుక రుచి, 5 ఘ్రాణము ముక్కు గాలిపీచుట వాసనానుభవము, 6 వాక్కు పలుకుట, 7 పాణి చేతులు, 8 పాదము నడక, 9 పాయువు విసర్జనము, 10 అపస్థ స్త్రీ పురుషుల రహస్యావయములు. ఇవి 5 కర్మేంద్రియములు, 5 జానేంద్రియములు, 10, 11 ప్రాణము, 12 అపానము, 13 వ్యానము, 14 ఉదానము, 15 సమానము. ఇవి 5 ప్రాణములు, 16 మనస్సు, 17 బుద్ధి, 18 చిత్తము, 19 అహంకారము అంతరంగ చతుష్టయము. అష్టాంగములు: 1 విశ్వుడు జాగ్రత్ పురుషుడు, 2 తైజసుడు జాగ్రత్ స్వప్న పురుషుడు, 3 ప్రాజ్ఞుడు జాగ్రత్ ప్రాజ్ఞ పురుషుడు, 4 తురియ పురుషుడు జాగ్రత్ తురియుడు, 4 2 అనుభవి అనుభవమగునది, 8 పై 19 ముఖములకు 8 అంగములకు ప్రభువు స్థూలానుభవి చతురాత్మ విశ్వో వైశ్వానర పురుషుడు. ప్రథమ పాదము: ఈయన జాగ్రత్ను పాలిస్తున్న ప్రభువు. 2 ద్వితీయ పాదము: తైజసో వైశ్వానర పురుషుడు, ఈయన స్వప్న స్థానమును పరిపాలించు ప్రభువు, సూక్ష్మ ప్రజ్ఞాసమన్వితుడు, హిరణ్యగర్భుడు, స్థూలమునకు అంతుడు, ఆవలివాడు. ఈయన ద్వితీయ పరమపురుషుని ద్వితీయ పాదము. 3 తృతీయ పాదము: సుషుప్తి వైశ్వానర పురుషుడు, ఎప్పుడైతే జీవుడు గాఢ నిద్రను ఆశ్రయించినవాడే జాగ్రత్వలే ఏ కామము కామించక కోరుకోక ఉంటాడో, ఏ కోరిక కలిగి ఉండడో, స్వప్న దృశ్యము కూడా దర్శించడో, అది ఏ సుషుప్తి అనబడు 3 పాదము. అట్టి స్థితిలో ఈ జీవుడు దేనితోనూ ఏ భేదము దర్శించక సుషుప్త స్థితుడై కేవలమగు ప్రజ్ఞ ఘనీభూతమైన ప్రజ్ఞ ప్రజ్ఞానఘనుడు అయి ఉంటాడు. స్వాత్మతో కూడుకొని నిత్యానందమయుడై ఉంటాడు. అయితే ప్రజ్ఞచే సర్వజీవ అంతరస్థితుడై ఉంటాడు. చతురాత్మేశ్వరునికి ఇది 3 పాదము. ఈ సుషుప్తి ప్రాజ్ఞ పురుషుడు. జాగ్రత్ స్వప్నములు తన యొక్క విస్తరించిన రూపములు కాబట్టి సర్వేశ్వరుడు. జాగ్రత్ స్వప్నముల తత్వము ఎరిగినట్టి సర్వజ్ఞుడు. సమస్త అంతరంగ సూక్ష్మ భావనలకు అంతర్యామి, సమస్తము ప్రభవించటానికి యోని స్థానము. ద జొన్వెర్ ఫ్రోమ్ ఓల్ ఏస్ ఏమనేట్స్ త్రయీ భూతములకు జంతు మానవ దేవతా జీవులకు జాగ్రత్ స్వప్న సుషుప్తులు సంచారము చేయు స్థానములు. ప్రతి ఒక్కటి మిగిలిన రెండింటినీ బాధించునదై వాటిని తొలగించుచు తాను ఆక్రమించునదై ఉంటోంది. జాగ్రత్గాని స్వప్నముగాని సుషుప్తిగాని మాయామాత్రమే. ఆత్మకు స్వయం కల్పిత కల్పన చమత్కారములే. ఊహలో ఏర్పడి లయించినవే అని ఆత్మతత్వ శాస్త్రజ్ఞులచే సిద్ధాంతీకరించబడుతోంది. 4. చతుర్థ పాదము తురీయ పురుషుడు. ఈ తురీయ పాదము ప్రత్యేగాత్మ అనబడుతోంది. జాగ్రత్ స్వప్న సుషుప్తులకు వేరే ఆ మూడు తనవైనట్టి సాక్షి ప్రజ్ఞ కాబట్టి ఇది సత్ ఉనికి చిత్ ఏక ఏకరస రూపము అవ్యయమైనది. మార్పు ఉచ్చేర్పుల దశలకు సంబంధించినది. అట్టి తురియము ఏకము అక్షరము అఖండము సర్వజీవులలో సమస్వరూపము. జాగ్రత్ స్వప్న సుషుప్తి మూడు అవస్థలు పరిశీలించి అధ్యయనము చేస్తూ ఉన్నప్పుడు మూడు వికల్పములు జనిస్తూ ఉన్నట్లు గమనించబడుతోంది. 1. జ్ఞాత వన్ హూ ఈజ్ నోయింగ్. 2. అనుజ్ఞాత ద నోర్ ఆఫ్ ద నోర్. 3. అననుజ్ఞాత ద నోనర్ ఆఫ్ ద నోర్. ఇంతకుముందే మనము చెప్పుకున్న తీరుగా విశ్వ తేజస వ్యవహారములన్నీ కూడా సచ్చిదానందరూపుడగు తురీయ పురుషుని సమక్షంలో వికల్ప అవిద్య కల్పితములే. జాగ్రత్ స్వప్నములు మాయాకల్పితములు అని గమనిస్తూ సచ్చిదానందరూపమ్మగు తురీయ పురుషుడే నా నిజరూపము నా సహజ రూపము అని గమనించబడుగాక. ఓ మునీశ్వర నారదా, అట్టి తురీయ రూపము గొప్పదగు స్థూల ప్రజ్ఞ కాదు, జాగ్రత్తగా అవటం లేదు, సూక్ష్మ ప్రజ్ఞ కూడా కాదు, స్వప్న దృశ్యము ప్రవేశించినది కాదు, అత్యంతమగు సుషుప్త ప్రజ్ఞ రూపము కూడా కాదు. ఓ మునీశ్వర నారదా, అది ప్రజ్ఞరూపము అని చెప్పవీలు కాదు, అప్రజ్ఞారూపము కూడా కాదు. అట్టి తురీయము కళ్లకు కనిపించని అదృష్టమగు ప్రజ్ఞానఘనము అనబడుతోంది. అట్టి తురీయము ఇట్టి లక్షణములు కలది అని చెప్పలేము. అందుచేత అలక్షణము తురీయము అనునది ఇంకా కూడా ఇంద్రియములకు విషయమై లభించేది కాదు, అగ్రాహ్యం లౌకిక వ్యవహారము వంటిది కాదు, అవ్యవహార్యం చింతన చేయటానికి చింతించే విషయం వంటిది కాదు, అచింత్యం మాటలతో ఒకడు మరొకరికి ఒక వార్త వలె చెప్పగలిగేది కాదు, అవ్యపదేశ్యం అది అనేకముగా అవటమే లేదు, సర్వదా ఏకమే అయి ఉన్నది, ఏకాత్మం ఏకమే అయి సర్వదా ప్రసిద్ధి అయిన సారము ద ఏసెన్స్ ఆఫ్ ఆల్ స్టడీస్. ప్రత్యయసారం ఈ కనబడే ప్రపంచమంతా ఉపశమము పొందు స్థానము, ప్రపంచోపశమం పరమశాంత స్వరూపమైనది, శాంతం అద్దానికి ద్వితీయమైనదే ఏ మాత్రమూ ఎక్కడా లేనట్టిది, అద్వైతం అది జాగ్రత్ స్వప్న సుషుప్తులకు ఆవలిది. 4. చతుర్థం మన్యంతే అదియే బ్రహ్మప్రణవము. అట్టి బ్రహ్మమే ఎవ్వరికైనా సర్వదా తెలుసుకోవలసి ఉన్నట్టిది. అది మముక్షువులకు ఆత్మ గురించి తెలుసుకొని మోక్షము పొందాలనే ఆశయము కలవానికి పరమం అన్యము అయినట్టిది కాదు, సూర్యకాంతివలే సర్వత్రా వెలుగొందుచున్నట్టిది, ముముక్షువులందరికీ ఆధారమైనట్టిది. అట్టి బ్రహ్మకాశమే స్వయం జ్యోతి స్వరూపమై సర్వత్రా విరాజిల్లుచున్నది. అది పరబ్రహ్మము అను శబ్దము చేస్తుతించబడుతోంది. తదేవ పరబ్రహ్మస్వరూపం. ఇతి ఉపనిషత్ అష్టమా ఉపదేశము 9. ఉపదేశము. శ్రీ నారద మహర్షి తండ్రి, అట్టి పరబ్రహ్మస్వరూపము ఎటువంటిదో మరికొంత వివరించి చెప్పండి. పరబ్రహ్మమును మేము ఎట్లా ఏ ప్రయత్నములచే సిద్ధించుకోవాలి? అద్దాని స్థానము ఏది? అది సులభమేనా? శ్రీ బ్రహ్మ భగవానుడు, ఓ నారద, సమస్త శ్రోతలారా, బిడ్డలారా, పరబ్రహ్మము గురించి ఒక ముఖ్యమైన విషయము ప్రస్తావిస్తున్నాను. ఉత్తమమైన నిర్మలమైన సునిశితమైన బుద్ధిశాలురే వినండి, విస్తారమైన బుద్ధితో అవగాహన చేసుకోండి. కిం బ్రహ్మస్వరూపం ఇతి అన్యో అసావన్యో అహమస్మి ఇతి ఏ విదుహ తే పసవో. ఎవరైతే బ్రహ్మము ఎక్కడో ఉన్నది, నేనేమో మరెక్కడో ఉన్నాను, అది ఇంకా ఎప్పటికో నేను సిద్ధించుకోవలసి ఉన్నది అని అనుకుంటూ అద్దాని కొరకు ఎచ్చటికో వెళ్ళాలి, ఏదో చేయాలి అని భావిస్తూ ఉంటారో వారు అజ్ఞాని అగు పశువుతో సమానము, మూగప్రాయులు, సత్యమును ఆశ్రయించువారు కారు. న స్వభావ పశవః తమేవం జ్ఞాత్వా విద్వాన్ మృత్యు ముఖాత్ ప్రముచ్యతే. నాన్యః ఏనాయ విద్యతే? ఎవ్వరైతే నేను బ్రహ్మమే అయి ఉన్నానో? అయితే అనేక జన్మల దురభ్యాసవశంగా నా బుద్ధి దోషభావములచే కప్పబడి ఉన్నది. ఇప్పుడు ధ్యాసను దృశ్య విషయముల నుండి వెనుకకు మరల్చి బుద్ధిని నిర్మలము చేసుకును ప్రయత్నములచే నేనే బ్రహ్మమును అను నిజస్వరూప సత్యభావనను ఉత్తమ బుద్ధితో తిరిగి సిద్ధించుకోవాలి అని తలచి ప్రయత్నశీలుడైనవాడు పశువు అవడు, మూగప్రాయుడు కాడు. ఆత్మ అనగా సహజమగు స్వస్వరూపమే అని ఎరుగుచు తత్వ్యతిరిక్త భావములు జయిస్తూ ఉన్నవాడు తప్పకుండా మృత్యుముఖము నుండి విముక్తుడు కాగలడు. నాకు ఆత్మగా బంధమే లేదు అను నిశ్చల నిర్మోహ అసంశయ స్థితి రూపమగు మోక్షము సిద్ధించుకోవటానికి ఇంకా వేరే త్రోవ ఏదీ లేదు. మోక్షము అనగా ఏదో లోకమునకు వెళ్లటము వంటిది కాదు. శ్రీనారదమహర్షి పితృదేవ, ఈ జీవుడు నిజస్వరూపంగా పరమానందమగు బ్రహ్మమే అయి ఉన్నాడు కదా. శ్రీ బ్రహ్మ భగవానుడు అవును, అందులో సందేహమే లేదు. ఈ జీవుడు స్వతహగానే బ్రహ్మానంద స్వరూపుడు. శ్రీనారద మహర్షి అట్టి బ్రాహ్మీ స్వరూపుడగు ఈ జీవునికి దుహకము అనేక భ్రమలతో కూడిన జన్మకర్మలు ఎక్కడి నుండి వచ్చిపడుచున్నాయి? కాలము వలననా? స్వభావమా? నీతియా? యాదృచ్ఛికమా? యోని ప్రవేశము పొంది పాంచభౌతిక స్వీకారము చేయటము వలననా? జీవాత్మత్వ కారణంగానా? మరింకేదైనా కారణము ఉన్నదా? ఈ జగత్తే కారణమా? జగత్తుకు కాలము మొదలైనవేవైనా కారణమా? శ్రీ బ్రహ్మ భగవానుడు, ఈ జగత్తుకు కాలము మొదలైనవి ఏవీ కారణము కానే కాదు. కాలము భూతకాలము వర్తమానానికి, వర్తమానము భవిష్యత్తుకు కారణము అగుచున్నాయి అనునదంతా అల్పకాలిక సందర్భ సత్యము కావచ్చునేమో గాని అసలైన పరమ సత్యము కాదు. క్రితం జన్మల కాలవ్యవహారములు ఈ జన్మకు, ఈ జన్మలోని కాలవ్యవహారాలు కారణము అనునదంతా కల్పనయేగాని అసలైన సత్యము కాదు. ఎందుకంటే ఈ జీవుడు కాలముచే మార్పు చెందని ఆత్మస్వరూపుడు కాబట్టి. స్వభావము ఈ జగత్తు, అనుభవి అగు జీవాత్మ, ఈ రెండూ స్వాభావికంగా, ఇన్ ఇట్స్ నాచురల్ వే, ఏర్పడుచున్నాయి అనునది కూడా నిజము సత్యము కాదు. స్వభావము ఉండాలంటే ఆ స్వభావము తనదైనవాడు ఒకడు ఉండాలి కదా. స్వభావి లేకుండా స్వభావము ఎట్లా ఏర్పడుతుంది? అందుచేత ఇదంతా స్వాభావికము అనునది కూడా సత్యము కాదు. ఈ స్వభావము తనదైనవాడు ఎవడు అనేది స్వభావ సిద్ధాంతము ధృవీకరించటము లేదు. నియతి ఇదందా ఒకనొక నియతి, ఇట్ ఈజ్ ఓల్ డెస్టిన్ టు సొహాపన్, అంతే. అంతకుమించి వేరే కారణము లేదు అనునది కూడా సత్యము కాదు. నీతి తానంతటా అదే ఎందుకు ఎట్లా నియమితము అవుతోంది? ఈ జగత్ సంబంధములు, శరీర ధర్మములు ఎవరి కొరకు, ఏ ఉద్దేశ్యముతో నియతి నియమిస్తోంది అనునది నియతి సిద్ధాంతము చెప్పటం లేదు. కనుక నియతి అనునది కూడా సత్యము కాదు, లేక సమగ్రము కాదు. యాదృచ్ఛికము, ఈ జగత్తుకు ఎవ్వరూ కర్త లేకుండానే యాదృచ్ఛికంగా, వెరీ ఆక్సిడెంటల్లీ, విదౌట్ ఎనీ కాజ్ ఆర్ ఎనీబడీస్ ఇంటెన్షన్ బిహైండ్ ద సెమ్, ఏర్పడుచున్నది అనునది కూడా సత్యము కాదు. ఈ కళ్లలో చూపు, కాళ్లలో నడిచే శక్తి, చెవులలో వినికిడి శక్తి, దృశ్య వ్యవహారాలలో కార్య కారణాలు, ఇవన్నీ అకస్మాత్తుగా ఎట్లా ఏర్పడతాయి? దీని వెనుక ఒక తెలివి, నిర్మాణ విధానము, తెలివి కలవాడు ఉండాలి కదా. కనుక జగత్తుకు యాదృచ్ఛిక సిద్ధాంతము సరిపోదు. విచారణ సంపూర్తి అవజాలదు. భూతయోని ఇదంతా కూడా భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశముల సంయోగ వియోగములు మాత్రమే. దిస్ ఇజ్ ఆల్ ద ఇంటెగ్రేషన్ అండ్ డిసింటెగ్రేషన్ ఆఫ్ ఫైవ్ ఫ్యాక్టర్స్, కోల్డ్, సోలిడ్, లిక్విడ్, హీట్, గ్యాస్ అండ్ స్పేస్ అనునది కూడా పరాకాష్ఠ కాదు. పంచభూతముల రకరకాల పాళ్ల కలయికచే పదార్థ ధర్మాలు ఎట్లా ఏర్పడుచున్నాయి? శరీరంలో శబ్ద, స్పర్శ, రూప, అరస, గంధ అనుభవాలు, వాటి వలన ఇష్ట అయిష్టాలు ఎట్లా ఏర్పడుచున్నాయి? కనుక జగదనుభవ అనుభవిలకు భూతయుని సిద్ధాంతము కూడా పూర్తిగా చెప్పలేకపోతుంది. పురుషుడు జీవుడు, జీవుడు అతని జీవన విధానము కొరకే జగత్తు ఏర్పరచబడుతోంది అనున్నది కూడా పూర్ణమగు సిద్ధాంతము కాదు. అప్పుడు ఈ జీవుడు శరీరము జనించటానికి మునుముందే ఉన్నాడా? అతని దేహ ప్రదర్శనము ఎందుకు ఏర్పడియే ఉంటోంది? జీవుడు ఎవరి అభిరుచి, అభిప్రాయము, ఉద్దేశ్యముల ప్రకారము జనిస్తున్నాడు అనున్నది సమాధానము లభించటము లేదు. సంయోగ వియోగములు జీవుడు పదార్థముల ద ఎక్స్పీరియన్సెస్ అండ్ మాటర్ ల సంయోగము, ఈ వియోగము కారణంగా ఈ జగత్తు ఏర్పడుతోంది అను సిద్ధాంతము కూడా సమగ్రము కాదు. ఎవరి తెలివిచే ఈ సంయోగ వియోగములు ఏర్పడి వాటి వలన జీవునికి సుఖదుఃఖములు రూపుదిద్దుకుంటున్నాయి అను ప్రశ్న మిగిలియే ఉంటోంది. ఈ జీవుడు స్వయముగా సుఖదుహకములకు హేతువు కాదు. మరి జీవ జగత్తుల అనుభవ ప్రదర్శనమునకు కారణము ఎవరు? అద్వితీయుడగు పరమాత్మ. ఈ జీవుని స్వస్వరూపమే అయినట్టి, తనకు ద్వితీయమే లేనట్టి అద్వితీయుడు అగు పరమాత్మ యొక్క లీల, క్రీడ, వినోద కల్పనయే ఈ జగత్తు అనబడు అనుభూతి స్వరూపము, ఫోర్మ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కు కారణము, కార్యము కూడా. ఆయన యొక్క స్వకీయమైన నియతి లేక నియామకమే ఈ జగత్ భావన అనుభవముగా అగుచున్నది. అట్టి పరమాత్మయే సమస్త సుఖదుహకములకు కూడా హేతువు. తే ధ్యానయోగాత్ అనుగత అపశ్యన్ దేవాత్మశక్తిన్ స్వగుణేహ నిగూఢం. ఇదంతా కూడా స్వస్వరూపాత్మ యొక్క నిగూఢమగు స్వగుణ రూప శక్తి ప్రదర్శనమే అని ధ్యానయోగము ఆశ్రయించిన తత్వజులగు మహనీయులు సిద్ధాంతీకరించి చెప్పుచున్నారు. అట్టి బ్రహ్మకి బ్రహ్మశక్తి యాదృచ్ఛికంగా త్రిగుణ సహితము సత్వ అరజో తమో అగుచున్నది. అకారణమగు బ్రహ్మశక్తియే సమస్తమునకు కారణముగుచు కాలాత్మయుక్త రూపమున కూడా వెలయిచున్నది. అట్టి శక్తి నిర్మిత కాలచక్రము రూపంగా ఈ జగత్తు అనే కథాకల్పన యొక్క సృష్టి, స్థితి, లయములను నిర్వర్తించుచున్నది. అట్టి కాలచక్రమునకు సత్వరజో తమో త్రిగుణములు పంచభూత పంచప్రాణ పంచశరీర ధర్మ మనోరూపములగు షోడశ పదహారు చక్రములోని తీగలు, 56 భేదములతో కూడిన ఆకులు, ఆ ఆకులకు 20 కీలకములు, 6 అష్టకములు, ఇవన్నీ ఏర్పడినవై కాలచక్రముతో బాటే పైకి క్రిందకి తిరుగుచూ ఉన్నాయి. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అనే ద్వంద్వముల సంబంధమైన అజ్ఞానము ఆ కాలచక్రమునకు రెండు రంగుల చారల వలె పూయబడి ఉన్నాయి. ఈ విధంగా అకారణమగు బ్రహ్మము ఆత్మ ఈ కారణ రూపమగు బ్రహ్మచక్రమునకు ప్రేరక కారణము అగుచున్నది అని సత్యాన్వేషకులకు మహర్షులు, మహత్ హృద్దర్శకులు, స్వర్ణదర్శకులై ఎలుగెత్తి ఇరుకులుగా గానము చేయుచున్నారు. షోడశ వికారములు పంచ ఐదు భూతములు దశ పది ఇంద్రియములు అంతఃకారణము ఒకటి పదహారు 6 అష్టకములు 6×8 1 ప్రకృతి అష్టకము 2 ధాతు అష్టకము 3 ఐశ్వర్య అష్టకము అణిమ గరిమ మహిమ లఘిమ ఈశత్వ వసిత్వ ప్రాకామ్య ఇచ్ఛాసిద్ధులు 4 భావ అష్టకము 5 దేవ అష్టకము 6 ఆత్మగుణ ధర్మ అష్టకము. ఇదియే కార్యబ్రహ్మ నది చమత్కారము. ఇంకా విను, కార్యబ్రహ్మము యొక్క చమత్కారము. కార్యబ్రహ్మము అనే నది పంచజ్ఞానేంద్రియములు ప్రవాహముగా కలిగి ఉన్నది. పంచభూతములను ఉగ్రమగు వక్ర, వంకరటింకర, తరంగ గమనములుగా ఏర్పడి ఉంటున్నాయి. పంచ ప్రాణములనే మరియు పంచకర్మేంద్రియములనే ఊర్మి, మెలిక తరగములు. పంచజ్ఞానముల బుద్ధుల మూలస్థానములు. పంచేంద్రియ విషయములే ప్రవాహ వేగములు. 1 పంచజ్ఞానేంద్రియములు, 2 పంచకర్మేంద్రియములు, 3 పంచభూతములు, 4 పంచప్రజ్ఞలు, దృశ్య దేహ మనో బుద్ధి అహంకార ప్రజ్ఞలు, 5 పంచప్రాణములు, 6 పంచ ఉపప్రాణములు, 7 పంచకోశములు, అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములు, 8 పంచేంద్రియ విషయములు తన్మాత్రలు, శబ్ద స్పర్శ రూప రస గంధములు, 9 పంచాంగములు, తిథి తార నక్షత్ర యోగకరణములు, 10 పంచయజ్ఞములు బ్రహ్మయజ్ఞము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్యయజ్ఞము. ఇవి మొత్తం 1:05:50. ఈ విధంగా పంచదశ భేదములు ఈ జగత్తు అనే నది కలిగి ఉన్నది. పంచక్లేశములు దీని మధ్య భాగము. ఓ నారద, అట్టి సర్వజీవులు వారి స్వభావములు గల ఈ జగత్తు అనే నదిని మేము ఎల్లప్పుడూ ఉపాసిస్తున్నాము. అట్టి బృహంతే తస్మిన్ హంసో అహ్రామ్యతే బ్రహ్మచక్రే భ్రమింపజేస్తూ జ జనించు గత గతించు జగత్తు జీవునికి భ్రమింపజేస్తూ ఆత్మదృష్టిని ఏమర్పింపజేస్తోంది. నేను వేరు, ఈశ్వరుడు వేరు అను ప్రేరణత్వము ఆశ్రయించిన ఈ జీవుడు సర్వమునకు జీవరూపము, సర్వమునకు జనన జీవన లయస్థానము అగు బ్రహ్మమును గమనించటము లేదు. విశాలమగు బ్రహ్మచక్రమునందే ఈ జీవుడు తిరుగాడటం జరుగుచూ ఉన్నది. జననద్ మరణచక్రములో పరిభ్రమిస్తూ ఒక దేహము తరువాత మరొక దేహమునకు ప్రయాణాలు చేస్తూ ఉండటము జరుగుతోంది. ముక్తి అందుకు ఉపాయము అట్టి ఈ జీవుడు సర్వాత్మకముగు చిదానంద పరబ్రహ్మముతో మమేకము సిద్ధించుకుంటూ నేనే బ్రహ్మమును, అహం బ్రహ్మస్మి అని తెలుసుకోగానే శరీర ఇంద్రియ రూపముగు సంసార పంజరమును భేదించి బ్రహ్మమే తానే ముక్తుడు రిలీవ్డ్ అగుచున్నాడు. దేహములు కాలములు మొదలైనవన్నీ అపకరణ మాత్రములు అగుచున్నాయి. అట్టి స్వస్వరూపముగు పరమాత్మయందే 1 భోక్త ద ఎక్స్పీరియన్స, 2 భోగ్యము భోగించబడునది ఓల్ దాట్ బీయింగ్ ఎక్స్పీరియన్స్, 3 భోగము ప్రేరణ అనే 3 ఆత్మకు అనన్యమై ప్రతిష్ఠించబడుచున్నాయి అని దర్శించువాడు అగుచున్నాడు. చంచలముగు జగత్తు లేక ప్రపంచము అని పిలువబడుచున్న ఈ సమస్తమునకు తరంగములు జలమునందువలే బ్రహ్మమే సుస్థిరమగు స్థానము అయి ఉన్నది. ఈ జగత్తు భావనచే కల్పితము కాబట్టి ఒక కల్పిత కథలోని సంఘటనలవలే మిథ్య క్షరము. బ్రహ్మమే సత్యము అక్షరము. బ్రహ్మజ్ఞానులు అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ పంచకోశ వికారములతో కూడిన ఈ శరీరములోనే సర్వశేషమగు ఆత్మను తెలుసుకుని విదిత్వాలిన బ్రహ్మణి పరే తత్పరాయణ అట్టి పరబ్రహ్మము యొక్క సర్వత్రా దర్శనమునందు పరాయణులే అట్టి బ్రహ్మమునందు లీనము అగుచున్నారు. మూల ప్రకృతి నుండి లేక బ్రహ్మచక్రము నుండి సదా విముక్తులే ఆత్మధ్యాన ఆత్మభావన పరాయణులే అఖండాత్మత్వమును స్వస్వరూపముగా పుణికిపుచ్చుకొనుచున్నారు. జీవ ఈశ్వర తత్వము జీవేశ్వర న్యాయము. శ్రీ నారద మహర్షి పితృదేవ సద్గురువరేణ్య, ఈ జీవుడు ఎవడు? ఈశ్వరుడు ఎవడు? ఈ జగత్తు ఎట్టిది? జీవ ఈశ్వర సంబంధ బాంధవ్యములు ఎట్టివి? అనుగ్రహించి వివరించండి. శ్రీ బ్రహ్మ భగవానుడు ఇక్కడ 1 క్షరము నశించు ధర్మమము గలది, 2 అక్షరము నశించు ధర్మమే లేనట్టిది అగు 2 విశేష తత్వములు ఒకదానితో మరొకటి సంయుక్తమై కలసిపోయినట్లు కనిపిస్తున్నాయి. 1 జగత్తు వికార సహితము నశించు ధర్మము గలది, 2 బ్రహ్మము వికారరహితము నశించు ధర్మమే లేనట్టిది. అట్టి క్షర అక్షరములు కలిసియున్న ఈ జగత్తును అస్వతంత్రుడగు జీవుడు ఇండివిడ్యువల్ సెల్ఫ్, స్వతంత్రుడడు ఈశ్వరుడు యూనివర్సల్ సెల్ఫ్, ఈ విశ్వమంతా తన ఐశ్వర్యముగా కలిగి ఉన్నవాడు. ఈ ఇద్దరూ ఏకమై భరించుచున్నారు. నేనే దీనికి కర్తను అను కర్తృత్వము, నేనే దీనిని అనుభవించువాడను అనే భోక్తృత్వముల కారణంగా ఈ జీవుడు బంధించబడుచున్నాడు. ఎప్పుడైతే ఈ జీవుడు నేను ఉపాధి రహితమగు నిరుపాధికమగు ఆత్మనే అని తనను గురించి గ్రహిస్తాడో, ఇక అట్టి పరమాత్మత్వ భావన చేత సమస్త పాశముల నుండి విడివడి ఈశ్వరత్వముచే స్వతంత్రుడు ఫ్రీ ఆఫ్ ఎవ్రీథింగ్ ఏల్స్ అగుచున్నాడు. స్లో జినా అజ్ఞోద్వాహ అవజౌ ఈస అనిస అవజాహి ఏకా భోక్తృ భోగార్థయుక్త. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, దేహిగా ఆ దేహమునకు సంబంధించి దేహము రాకముందటి ఇప్పటి దేహానంతర భూత వర్తమాన భవిష్యత్ స్థితిగతులను ఎరిగినవాడు, భోక్తృత్వమును భోగించువాడు. జీవుడో కించిజుడు, వర్తమాన దేహ సంబంధమైన విశేషాలచే పరిమితుడు. ఈశ్వరునికి భోగ్యవస్తువు అయినట్టివాడు, అయితే జగద్విషయములకు భోక్త. అయితే ఈ ఒకటి, ఈశ్వరుడు రెండు, జీవుడు మూడు, జగత్తు ఈ మూడింటికి కూడా కర్త ఎవరు? విశ్వరూపుడు అనంతుడు అగు పరమాత్మయే. అనగా అట్టి బ్రహ్మము యొక్క వినోదము కొరకే ఈ జీవత్ ఈశ్వర ఆ జగత్తులు కల్పనా రూపముగా ఏర్పడినవి అగుచున్నాయి. అట్టి జీవత్ ఈశ్వర జగత్తుల కల్పనయే మాయా అనబడుతోంది. జీవీశ్వరులను కల్పించుచున్న మాయ పరమాత్మ యొక్క సన్నిధానమునందే ఉనికి కలిగి ఉన్నది. అట్టి మాయ అనిర్వచనీయము. ఎందుకంటే మాయ ఎందుకు రూపుదిద్దుకొంటోంది అన్నదానికి కారణము లేదు కాబట్టి. యా మాన మొదలేలేనిది. అనగా జీవీశ్వరులు ఇరువురు ఆత్మకు అనన్యము, మాయచే ఆకారణులు. ఏకైక పరమాత్మయే క్షర అక్షరములగు జీవ ఈశ్వర రూపములు దాల్చుచున్నాడు. ఎవరైతే జీవ ఈశ్వర మాయ అనబడే మూడు కూడా బ్రహ్మస్వరూపమే అని తెలుసుకుంటాడో అట్టివాడు విశ్వరూపుడు అగుచున్నాడు. ఈ విశ్వమంతా తనయొక్క రూపముగా దర్శిస్తున్నాడు. తాను సమస్తమునకు ద్రష్టగా కేవలత్వము ఆస్వాదిస్తూ ఉంటున్నాడు. మాయక్షరము ఒకప్పుడు ఉండి మరొకప్పుడు ఉండదు. అవిద్య మొదలైనవి నశించగా అనుభవమగు స్వస్వరూపమునకు అన్యము కానట్టి పరమేశ్వరుడు. అక్షరుడు దేహముల రాక పోకలకు, జగత్తుకు సంబంధించిన మార్పు ఉచ్చేర్పులకు సంబంధించనివాడు. అద్వితీయుడు తానే జీవ ఈశ్వర జగత్తులుగా ప్రదర్శనమగుచున్నవాడు. కాబట్టి తనకు ద్వితీయమైనది ఏదీ లేనివాడు. స్వయం ప్రకాశకుడు జీవ ఈశ్వర జగత్తులు పరమాత్మ యొక్క ప్రకాశములే అయి ఉండి తాను మాత్రము మరొక దేనిచేతను ప్రకాశింపజేయువాడు కాదు. అగ్ని సూర్యుల వలె స్వయం ప్రకాశకుడు, సర్వనియామకుడు జీవ ఈశ్వర అమాయలను కాల చమత్కారమును నియమించువాడు. పరమాత్మ ధ్యానము ఈ జీవుని పట్ల మాయ ఇట్లా ప్రవృత్తమును విరమించి నివృత్తము అవగలదు. వినండి, అక్షరుడు అద్వితీయుడు స్వయం ప్రకాశకుడు సర్వనియామకుడు అగు పరమాత్మ యొక్క విశేషములను ఎరుగుచు పరమాత్మను ధ్యానించువాడు ఈ విశ్వమాయ నుండి నివృత్తుడు కాగలడు. అట్టి పరమాత్మయే నేను అనుసోహం పరమార్థమును తెలుసుకున్నప్పుడు సమస్త సంసారపాశములు తెగిపోగలవు. అట్టివాడు దృశ్య దేహ ఇంద్రియ జీవ ఈశ్వర పంచ అవిద్యలను తొలగించుకుని పంచక్లేశముల నుండి ఈవల పడగలడు. అట్టివాని పట్ల జననమరణములు మొదలే లేనివి అగుచున్నాయి. పరమాత్మ ధ్యానముచే జీవాత్మ ఉమాయలను అధిగమించి ఈశ్వర తత్వములను తెలుసుకొని కేవల స్వరూపుడు అయి విశ్వమంతా తన ఐశ్వర్యముగా కలవాడే ఆత్మకాముడే అమృతత్వమును స్వాభావికము చేసుకొనుచున్నాడు. అట్టి నిత్యము అంతరమున సర్వదా ఆత్మగా వేంచేసి ఉన్నట్టిది అగు పరమాత్మయే అసలైన తెలుసుకోవలసి ఉన్నట్టిది. ఇక అంతకుమించి తెలుసుకొనవలసనదేది ఇక్కడ కించిత్ కూడా లేదు. ఇక్కడ భోక్త ద ఎక్స్పీరియన్స భోక్తము దాట్ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ బోధితత్వము ప్రేరేపణ ద ఆక్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ఈ మూడు కూడా మూడు రకాలుగా కనబడుచూ ఉన్నప్పటికీ అవన్నీ కూడా ఏకమగు బ్రహ్మమే అయి ఉన్నాయి అని ఎరుగబడుగాక ఆ బ్రహ్మము యొక్క ఉపనిషదమే సామీప్యమే ఆత్మవిద్యకు ఆత్మగురించిన అధ్యయనమునకు జ్ఞానమునకు అందుకు చేసే తపన రూపమగు తపస్సుకు కూడా మూలము లక్ష్యము. ఓ నారద, ఓ బిడ్డలారా, ఈ విధంగా ఎవరైతే ఆత్మగురించి తెలుసుకున్నవారే జన్మ కర్మలకు ఆవలిదగు స్వస్వరూపమే అయి ఉన్నాను అని అనుచింతన మెమొరైజింగ్ ఓల్ టైమ్స్ ఆల్వేజ్ అండ్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ చేస్తూ ఉంటారో, తస్యకో మోహః కో శోకః ఏకత్వం అనుపశ్యతః. అట్టివానికి సత్యమును ఏమచ్చినప్పుడు ఏర్పడే మోహము ఇక ఏముంటుంది? శోకము వరి అండ్ లామేంట్ ఏమి మిగులుతుంది? అట్టివాడు సర్వదా సర్వత్రా ఏకత్వమును సాక్షాత్కరించుకున్నవాడై ఉంటాడు. నేనే సర్వాత్మకుడను, ఈ సమస్తము నాయందే దర్పణంలో ప్రతిబింబములాగా ఏర్పడి ఉన్నది అని గ్రహిస్తాడు. ఓ నారద, భూత వర్తమాన భవిష్యత్తులలో కనిపించేదంతా నశించబోయేదే సుమా, అయితే విరాట్ విశ్వముగా కనిపించేదంతా అవినాశి అగు ఆత్మ యొక్క తత్వమే. నీవు ఆత్మవే అయి ఉన్నావు, ఇక భయమెందుకు, శోకమెందుకు? శ్రీ నారద మహర్షి అట్టి మహత్తరుడైనట్టి పరమాత్మ యొక్క సర్వాంతర్యామి సర్వతత్వ స్వరూప వైభవమును ఈ జీవుడు తన స్వస్వరూపమును గాంచలేకపోతున్నాడు. మరి అతడు తన ఆత్మ యొక్క మహిమను దర్శించేది ఇట్లా. శ్రీ బ్రహ్మ భగవానుడు ఎవడు ఆ పరమాత్మ గురించి వెతుకుచున్నాడో, అధ్యయనము చేస్తున్నాడో, తపోధ్యాన యోగాభ్యాసములు నిర్వర్తిస్తున్నాడో, అట్టి ఆ సాధకుని స్వస్వరూపముగానే పరమాత్మ వేంచేసియే ఉన్నారు. సర్వదా సిద్ధించిన దాని కొరకై సాధన ఎందుకు, వెతుకులాట ఎందుకు, దేనికి? ఇక ఆయన ఎందుకు స్వానుభవము కావటములోదో చెప్పుతాను విను. ఆత్మ ఎటువంటిదంటే, అట్టి స్వస్వరూప ఆత్మభగవానుని రూపము అణువు కంటే కూడా అణువు అయినట్టిది. సట్లర్ దాంద సటల్ అనోహ అణియన్. సమస్త మహత్తర వస్తువుల కంటే కూడా మహనీయమైనట్టిది. బిగ్గర్ దాంద బిగ్గెస్ట్, బ్రోడర్ దాంద బొరెడ్స్ట్, మహతో మహీయాన్. ఈ విధంగా అణువు కంటే అణువై, మహత్తరము కంటే మహత్తరమై ఆత్మ ప్రతి ఒక్క జీవుని హృదయములోనే, అతనికి అనన్యమై అతని బుద్ధి గుహలోనే దాగి ఉన్నది. బాహ్యమున ఎక్కడో కాదు, ఏదో లోకములో కానే కాదు. ఆత్మ అస్య జంతోహ నిహితో గుహాయాం. అయితే తమ హృదయములోనే దాగి ఉన్న అట్టి ఆత్మభగవానుని మహిమ ఎట్టిదో ఎవ్వరు చూడగలరు? మం స్లో తమ్ అక్రతోహ పశ్యతి వీతశోకో ధాతుహ ప్రసాదాన్ మహిమానం ఈశం. ఎవ్వడైతే జగత్తుకు సంబంధించిన సమస్త కార్య వ్యవహారాలను అధిగమించి ధాతుడై శోధన చేయువాడై ఉంటాడో, జగత్తుకు సంబంధించి సమస్త దిగుళ్లను శోకములను వదిలివేస్తాడో, అట్టివాడు తన నిర్మలమగు హృదయంలోనే ఆ సర్వాత్మకుడు సర్వకర్త సర్వాంతర్యామి అగు ఈశ్వరుని మహిమను దర్శించగలడు. హీ కాన్ ఎంజాయ్ హిజ్ ఓన్ ఓల్ పర్వెడింగ్ సెల్ఫ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ హియర్ అండ్ నౌ విత్ ద ప్యూరిటీ ఆఫ్ హిజ్ ఓన్ కామన్ సెన్స్. అట్టి ఈ జీవుని స్వస్వరూపుడే అయినట్టి ఆత్మభగవానుని ఈశ్వర మహిమ గురించి విను. అపాణిపాదో జవనోగ్రహీత ఆ ఆత్మభగవానుడు పాణి పాద చేతులు కాళ్ళు రహితులే అయి ఉండి కూడా స్వప్నద్రష్ట బయటనే ఉండి స్వప్నములో సంచారములు చేస్తున్నట్లుగా సర్వత్రా సంచారములు స్వీకరిస్తున్నారు. పశ్యతి అచక్షుః, కళ్ళు లేకపోయినప్పటికీ సర్వత్రా చూచుచునే ఉంటున్నారు. సశృణోతి అకర్ణః, చెవులు లేకపోయినప్పటికీ సమస్తము వినుచునే ఉంటున్నారు. నవేత్తి వేద్యం, తెలుసుకునే ధర్మము లేకపోయినప్పటికీ సమస్తము తెలుసుకుంటూనే ఉన్నారు. నతస్య అస్తి వేత్త, ఆ పరమపురుషుని ఎరుగుచున్నవారు ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఆ తెలుసుకుంటున్నవాడు పరమాత్మయే, ఆత్మయే కాబట్టి. తమాహుహ అగ్ర్యం పురుషం మహాంతం, ఆయనే మహాంతమగు అగ్రపురుషుడుగా నీలోనూ నాలోనూ వేంచేసి ఉన్నారు. ఆయనయే శ్రేష్ఠాతిశ్రేష్ఠ శ్రేష్ఠ పురుషుడు. ఈ సమస్తము ఆయన యొక్క లేక మహాంతవ్ పురుషుడవగు నీ యొక్క పురుషకారమే. అట్టి సర్వాత్మకుడగు ఈశ్వరుని మహిమ గురించి ఇంకా విను. అశరీరం శరీరేషు అనవస్థేషు అవస్థితం, ఆయనకు ఇది శరీరము అననదేదీ లేదు. శరీరములలో పరిమిత నివాసము కలవాడు కాదు, కాని సమస్త శరీరములలో ఆయనే అవస్థితుడై ఉన్నారు. ఎవ్వడైతే అట్టి మహాంతుడు సమస్త మహత్తులకు మహత్తరమైన వాటన్నిటికీ ఆవలివాడో, సమస్తము పరిపాలిస్తున్న విభువో, అట్టి ఆత్మను తెలుసుకున్న ధీరుడు మరింక దేనికీ ఎన్నడూ శోకము పొందడు. ఆత్మ యొక్క ఈశ్వర ఐశ్వర్యం ఇంకా విను. సర్వసిద్ధాతారం అచింత్యశక్తిం సర్వాగమ అంత అర్ధ విశేష వేద్యం సర్వావసానే సకృత్ వేదితవ్యం కవిం పురాణం పురుషోత్తమోత్తమం సమస్తమునకు ధాత ధరించువాడు, మనస్సుకు అందనీ శక్తి గలవాడు. వేదాంతము వేదముల చివరగా ఏర్పడిన ఉపనిషత్ విశేషములచే తెలియబడగలవాడు. సమస్తము లయించిన తరువాత ఏర్పడి ఉండి అందరము తెలుసుకొని ఉండవలసినవాడు. సమస్తము కంటే శ్రేష్ఠుడు కవి, ఈ సమస్తము యొక్క కవీశ్వరుడు, సమస్తమునకు మునుముందే ఉండి ఉండటం చేత పురాణ పురుషుడు. ఈ సమస్తము ఆయన యొక్క పురుషకారమే కాబట్టి పురాణ పురుషుడు. ప్రతి ఒక్క జీవునిలోనూ నేను ఒకటి సెయింట్ పర్సన్ రూపమున వేంచేసి ఉండటం చేత ఉత్తమ పురుష పురుషోత్తముడు. జీవులలోని పరాకాష్ఠ వస్తువు కాబట్టి పురుషోత్తమోత్తమము అయినవారు. సర్వేశ్వరం సర్వదేవయః ఉపాస్యం అనాదిమధ్యాంతం అనంతం అవ్యయం శివాచ్యుతాంభోరుహం స్వేన ఆవృతం సర్వమిదం ప్రపంచం. సమస్తముగా తానే విస్తరించి ఉండటం చేత సర్వేశ్వరుడు. సర్వదేవతా రూపములు తానే అయినవాడు. ఆది మధ్య అంతము మొదలు మధ్య చివర లేనివాడు. అంతము ఎండ్ ఆఫ్ ఇట్ లేనివాడు. తరుగుదల లేనట్టి అన్యేయుడు. జీవాత్మమునకు ఆవల సర్వాత్మకుడగు స్వరూపుడు. శివ అచ్యుత బ్రహ్మలుగా రూపు దాల్చినవాడు. సృష్టి స్థితి లయములు తన యొక్క లీలగా ఒకప్పుడు కలిగియుంది, మరొకప్పుడు తరంగములు జలములోవలే తిరిగి లయము చేసుకొనువాడు. ఈ సమస్త ప్రపంచమును తనవైపు ఆవృతము ఆకర్షణము చేయువాడు. తనవైపుగా లాగటము అనే ఆహరణము నిర్వర్తించువాడు. పంచాత్మకం పంచమవర్తమానం పంచీకృత అనంత భవ ప్రపంచం పంచీకృత స్వ అవయవయః అసమృతం పరాత్పరం యత్ మహతో మహంతం స్వరూప తేజోమయ శాశ్వతం శివం. దృశ్య దేహ మనో బుద్ధి చిత్తములకు ఆత్మేశ్వరుడు. అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోసములు అనబడే పంచ ఆవరణములు కలిగి వర్తించువాడు. భూమి జలము అగ్ని వాయువు ఆకాశము అనబడే పంచభూతముల కలయికచే అనంతముగా విస్తరించిన విరాట్ బ్రహ్మాండ స్వరూపుడు. ప్రపంచ స్వరూపుడు పంచభూతములచే అసంవృతము చుట్టుకొనబడనట్టి మనోబుద్ధి చిత్త అహంకార అసంవృత అవయవుడు. ఇహమునకు పరమునకు ఔటర్ సెల్ఫ్ అండ్ ఇన్నర్ సెల్ఫ్ లకు ఆవల పరాత్పరుడై పరమునకే పరమై వేంచేసి ఉన్నవాడు. మహత్తుకే మహత్తరము సమస్త గొప్పతనములకు మహత్తు గొప్పకే గొప్ప అయి మహతో మహంతుడు. తేజోమయుడు శాశ్వతుడు శివానంద స్వరూపుడు. ఓ నారద అట్టి పరాత్మకుడగు పరమాత్మాయి త్రిమూర్తులమగు మేము కూడా సర్వదా సేవించువారమై ఉపాసించువారమై ఆరాధించువారమై భక్తితో ప్రణమిల్లు వారమై ఉంటాము. ఓ సమస్త జీవులారా, మీరంతా కూడా మీ స్వరూపమే అయి ఉన్న అట్టి ఆత్మభగవానుని ఎరిగినవారే. అనన్యమగు ఆ ఆత్మదేవునితో అనన్యత్వము సిద్ధించుకుని ఉండండి. ఇదియే సమస్త సంసార దుహఖములకు పరమోషధము, తెంపులేని పరమానంద స్థానము. శ్రీ నారద మహర్షి అయితే అట్టి అమృతమగు ఆత్మానంద మాధుర్యమును స్వాభావికమును ఈ జీవుడు సిద్ధించుకునేది ఎట్లా? ప్రజ్ఞతోనా? ముక్తి పొందేది ఎట్లా? పునరావృత్తి లేని స్థానము పొందేది ఏ విధంగా? శ్రీ బ్రహ్మ భగవానుడు ప్రియపుత్ర నారదా, ప్రియ సమస్త శ్రోతలారా, అధ్యయనులారా, మన ఈ సత్సంగమును ముగించబోతూ కొన్ని విశేషాలు చెప్పుచున్నాను, వినండి. ఒకడు ప్రజ్ఞతో ఆత్మ గురించి ఎంతగానో వినవచ్చుగాక, పఠించవచ్చుగాక, అధ్యయనము చేయవచ్చుగాక, అయింపటికీ కూడా నా అవిరతో దుశ్చరితాన్ నా అశాంతో నా అసమాహితః నా అశాంత మనసో వాపి ప్రజ్ఞానేనైవ నాప్నియత్. ఇతరులను బాధించటము, అల్పమైన అభిప్రాయములు కొనసాగించటము, మోసగించటము మొదలైన దుశ్చరితముల నుండి నెగేటివ్ బిహేవియర్స్ విరమించాలి. అమృతమగు ఆత్మస్వరూపులుగా దర్శించాలి. మనస్సును యోగాభ్యాసములతో ప్రశాంతము ఆనందమయముగా తీర్చిదిద్దుకోవాలి. అశాంతి రేస్ట్లెస్నెస్ పీస్లెస్నెస్ కొనసాగించరాదు. సర్వసమదర్శన రూపమగు ఆత్మబుద్ధిని పెంపొందించుకోవాలి. భేదదృష్టిని బుద్ధి నుండి తొలగించుకుంటూ సమాహితుడు సమాధి సమనధి ఈక్వల్ నిష్ఠుడు కావాలి. విసుగు, కోపము, ఆవేశము, చిరాకు మొదలైన అశాంత గుణములను మనస్సు నుండి తొలగించుకుని శాంతమనస్కుడై ఉండాలి. అశాంత మనస్సుతో ఉండరాదు. ఈ విధమైన ప్రయత్నశీలుడు కాకుంటే ప్రజ్ఞ, తెలివి కలిగి ఉండి కూడా తన యొక్క ఆత్మ ఔన్నత్యమును గమనించలేడు, ఆత్మ సౌందర్యమును ఆస్వాదించలేడు. ఆత్మ ఇట్టిదో మరొక్కసారి అందరికీ ప్రేమాస్పదుడనే గుర్తు చేస్తున్నాను, వినండి. అది అంతరంగ ప్రజ్ఞ కాదు, మనోబుద్ధి చిత్త అహంకారములకు సంబంధించిన తెలివి కాదు, బహ్యహ ప్రజ్ఞ ప్రపంచంలో అనేక విషయాలు తెలిసి ఉండటము కాదు. ప్రజ్ఞ తెలివి రూపము కాదు, స్థూలము కాదు, అస్థూలము సూక్ష్మము కాదు, జ్ఞానము కాదు, అజ్ఞానము కాదు. జ్ఞాని అజ్ఞాని కూడా సర్వదా ఆత్మానంద స్వరూపులే. జ్ఞానం జ్ఞాన రూపము కూడా కాదు, ఆత్మ ప్రజ్ఞచే గ్రహించబడగలిగేది కాదు, బుద్ధికి విషయము కాదు, వ్యావహారికమైనది కాదు. మరి ఆత్మ అనగా ఎట్టిది? స్వాంతః స్థితం స్వయమేవ ఏతి. ఆత్మ సర్వదా అంతరంగమున తేజో ఏంలాటనిన్ రూపమై వేంచేసియున్నది. ఈ జీవుడు స్వయముగా ఆత్మస్వరూపుడే అయి ఉన్నాడు. యా ఏవం వేద సముక్తో భవతి. అట్టి స్వస్వరూపమును ఎవడు తెలుసుకొంటాడో అతడు ముక్తుడు కాగలడు. సముక్తో భవతి, సముక్తో భవతి. ఈ విధంగా అమూత వాక్కులు కురిపించి భగవానుడు పితామహుడు వాక్కులను ముగించారు. శ్రీ నారద మహర్షి, ఓ సమస్త జనులారా, ఎవరైతే స్వస్వరూపము తెలుసుకుంటారో అట్టివాడు పరివ్రాట్ అని చెప్పబడుచున్నాడు. అట్టి పరివ్రాట్ ఏకాకి అయి సంచరిస్తూ ఉంటాడు. హృదయమునందు లోక సంబంధ బాంధవ్యములేవీ కించిత్ కూడా కలిగి ఉండడు. ఈ సంసారము భయమును కల్పించినదే అని గమనించి అద్దానితో జింకలాగా దూరదూరముగా ఉంటాడు. లోక సంచారము వీడడు. గమన నిరోధం న కరోతి. స్వస్వరూపమునకు వేరు అనిపించే ధ్యాసలు సంభాషణలు వదలి ఉంటాడు. షట్పదవృత్తి కలిగి తుమ్మెదవల ఎక్కడా నిలువనివారే ఎల్లప్పుడూ సమస్తమునకు ఆవలిదగు తన యొక్క స్వరూపము దర్శిస్తూ స్వరూపానందము ఆస్వాదిస్తూ ఉంటాడు. తుమ్మెద పుష్పముల యొక్క మాధుర్యమే కోరుకును తీరుగా సర్వత్రా సర్వదా స్వస్వరూముతో అనుసంధానము కలిగి ఉంటాడు. ఆ విధంగా ఆత్మయే ఇదంతా, నేనే ఇదంతా అనుబుద్ధిని ఎవడు తీర్చిదిద్దుకుంటాడో అట్టివాడు ముక్తుడే అవుతాడు. అతడే పరివ్రాట్, అట్టి పరివ్రాట్. సమస్త లోక సంబంధమైన కార్యకలాపముల నుండి విముక్తుడు అయి గురువు శాస్త్రములు మొదలైనవి కూడా విడిచినవాడే సమస్త సంసారమును వదలి మోహమును జయించి వేసి ఆత్మతో మమేకము సిద్ధించుకొని ప్రశాంతముగా ప్రమోదముతో కూడి ఈ భూమిపై చరిస్తూ ఉంటాడు. దృష్టాంతంగా, ధనహీనుడు సుఖపడలేడు, ధనవంతుడే సుఖముగా ఉండగలడు. జ్ఞానధనుడు మాత్రమే సంసారము కల్పించే దుహకములను జయించి సుఖపడగలడు. జ్ఞాన అజ్ఞాన అభయములకు అతీతుడై సుఖ దుహకములను దాటవేసి జ్యోతిః ప్రకాశః సర్వవేద్యః సర్వజ్ఞః సర్వసిద్ధిదః సర్వేశ్వరః సోహం ఇతి తద్విష్ణోః పరమం పదం యత్ర గత్వా న నివర్తంతే. స్వయం జ్యోతి ప్రకాశము దేహము యొక్క భూత వర్తమైన భవిష్యత్ రూపముగు సమస్తము ఎరిగినట్టిది, సర్వతత్వముల ఎరుకగలిగినది, జాగ్రత్ స్వప్న సుషుప్తులను తన కొరకై తానే సిద్ధింపజేసుకొనున్నది. సమస్తమును పాలించు ఈశ్వర తత్వము అగు ఆత్మ అనగా వినేనే. ఈ విధంగా అట్టి విష్ణు పరమపదమును ఎవరు చేరుతారో వారు తిరిగి జన్మకర్మ పరిధులలోనికి తిరిగి రారు. అక్కడ ఈ సూర్య చంద్రులు ప్రకాశించరు. ఆత్మచైతన్యమే సూర్యచంద్రులను ప్రకాశింపజేయనది. వారికి పునరావర్త దోషము ఉండదు. న పునరావర్తతే ఇతి ఉపనిషత్ నవమ ఉపదేశము. ఇతి నారద పరివ్రాజకోపనిషత్ సమాప్తం. ఓం శాంతియః శాంతియః శాంతియః.